కృష్ణయజుర్వేదే క్రమపాఠే ద్వితీయకాండే పంచమః ప్రశ్నః ప్రారంభః. విశ్వరూపో వై విశ్వరూపైతి విశ్వారూపః వై త్వాష్ట్రః త్వాష్ట్రః పురోహితః పురోహితో దేవానాం పురోహితైతి పురోహితః దేవానామాసీత్ ఆసీత్ సశ్రీయః సశ్రీయో అసురాణాం అసురాణాం తస్య తస్య త్రీణి త్రీణి శీర్షాణి శీర్షాణ్యాసన్ ఆసన్ సోమపానమ్ సోమపానమ్ సురాపానమ్ సోమపానమితి సోమాపానమ్ సురాపానమన్నాదనం సురాపానమితి సురాపానమ్ అన్నాదనం సహ అన్నాదనమిత్యనాదనం స ప్రత్యక్షం ప్రత్యక్షం దేవేభ్యః ప్రత్యక్షమితి ప్రత్యక్షం దేవేభ్యో భాగం భాగమవదత్ అవదత్ పరోక్షం పరోక్షమసురేభ్యః పరోక్షమితి పరహాక్షం అసురేభ్యః సర్వస్మై సర్వస్మై వై వై ప్రత్యక్షం ప్రత్యక్షం భాగం ప్రత్యక్షమితి ప్రత్యక్షం భాగం వదంతి వదంతి యస్మై యస్మా ఏవ ఏవ పరోక్షం పరోక్షం వదంతి పరోక్షమితి పరహాక్షం వదంతి తస్య తస్య భాగ భాగ ఉదితః ఉదితస్తస్మాత్ తస్మాదింద్ర ఇంద్రోభేద్ అభిభేదీదృంగ్ ఈదృంగ వై వై రాష్ట్రం రాష్ట్రం పర్యావర్తయతి పర్యావర్తయతీతి పర్యావర్తయతీతి పర్యావర్తయతి ఇది తస్య తస్య వజ్రం వజ్రమాదాయ ఆదాయ శీర్షాణి ఆదాయేత్యాదాయ శీర్షాణ్యచ్చినత్ అచ్చినద్యత్ యత్సోమపానం సోమపానమాసీత్ సోమపానమితి సోమాపానం ఆసీత్ సహ స కపింజలః కపింజలోభవత్ అభవద్యత్ యత్సురాపానం సురాపానం సహ సురాపానమితి సురాపానం సకలవింకః కలవింకో యత్ యదన్నాదనం అన్నాదనకం సహ అన్నాదనమిత్యన్నాదనం సపిత్రిః పిత్రిభిస్తస్య తస్యాంజలినా అంజలినా బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యాముప బ్రహ్మహత్యామితి బ్రహ్మహత్యాం ఉపాగృహ్ణాత్ అగృహ్ణాత్తాం తాగం సంవత్సరం సంవత్సరమవిభః సంవత్సరమితి సంవత్సరం అభిభస్తం తం భూతాని భూతాన్యభి అభ్యక్రోశన్ అక్రోశన్ బ్రహ్మహన్ బ్రహ్మహన్నిరి బ్రహ్మహన్నిరి బ్రహ్మహన్ ఇది సహ స పృథివీం పృథివీముప ఉపాసీదత్ అసీదసీ అసీ బ్రహ్మహత్యాదీ బ్రహ్మహత్యాదీ తృతీయం బ్రహ్మహత్యాజాది బ్రహ్మహత్యాదీ తృతీయం ప్రతి ప్రతిగృహాణ గృహాణేతి ఇది సా సాబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణే వృణే ఖాతాత్ ఖాతాత్ పరాభవిష్యంతీ పరాభవిష్యంతీ మన్యే పరాభవిష్యంతీతి పరాభవిష్యంతీ మన్యే తతో మా మా పరా పరాభూవం భూవమితి ఇది పురా పురాతే హే సంవత్సరాత్ సంవత్సరాదపి సంవత్సరాది సంవత్సరాత్ అపి రోహాత్ రోహాదితి ఇత్యబ్రవీత్ అబ్రవీత్ తస్మాత్ తస్మాత్ పురా పురా సంవత్సరాత్ సంవత్సరాత్ పృథివ్యై సంవత్సరాది సంవత్సరాత్ పృథివ్యై ఖాతం ఖాతమపి అపి రోహతి రోహతి వారే వృతం వారే వృతగంహి వారే వృతమితి వారే వృతం హ్యస్యై అస్యై తృతీయం తృతీయం బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై ప్రతి బ్రహ్మహత్యాయాది బ్రహ్మహత్యాయై ప్రత్యగృహ్ణాత్ అగృహ్ణాత్ తత్స్వకృతం స్వకృతమిరిణం స్వకృతమితి స్వాకృతం ఇరిణమభవత్ అభవత్తస్మాత్ తస్మాదాహితాగ్నిః ఆహితాగ్నిః శ్రద్ధాదేవః ఆహితాగ్నిరిత్యాహితాగ్నిః శ్రద్ధాదేవ స్వకృతే శ్రద్ధాదేవైతి శ్రద్ధాదేవః స్వకృత ఇరిణే స్వకృత ఇది స్వాకృతే ఇరిణేన నావ అవస్యేత్ సేద్ బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయా ఇది బ్రహ్మహత్యాయై హ్యేషః హేషవర్ణః వర్ణః సః స వనస్పతీన్ వనస్పతీనుప ఉపాసీదత్ అసీదతస్యై అస్యై బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై తృతీయం బ్రహ్మహత్యాయా ఇది బ్రహ్మహత్యాయై తృతీయం ప్రతి ప్రతిగృహీత గృహీతేది ఇది తే బ్రువన్ అబ్రువన్వరం వరం వృణామహై వృణామహై వృక్ణాత్ వృక్ణాత్ పరాభవిష్యంతః పరాభవిష్యంతో మన్యామహే పరాభవిష్యంత ఇది పరాభవిష్యంతః మన్యామహే తతః తతో మా మా పరా పరా భూమ భూమేతి ఇత్యావృశ్చనాద్ ఆవృశ్చనాద్వః ఆవృశ్చనాదిత్యావృశ్చనాద్ ఓ భూయాగుంస భూయాగుంసవత్ ఉత్తిష్టాన్ తిష్టానితి ఇత్యబ్రవీర్ అబ్రవీత్తస్మాద్ తస్మాదావృశ్చనాద్ ఆవృశ్చనాద్ వృక్షాణాం ఆవృశ్చనాదిత్యావృశ్చనాద్ వృక్షాణాం భూయాగుంస భూయాగుంసవత్ ఉత్తిష్ఠంతి తిష్ఠంతి వారే వృతం వారే వృతగుం హి వారే వృతమిది వారే వృతం ఏషాం ఏషాం తృతీయం తృతీయం బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై ప్రతి బ్రహ్మహత్యాయా ఇది బ్రహ్మహత్యాయై ప్రత్యగృహన్ గృహాన్ సహ స నిర్యాస నిర్యాసోభవత్ నిర్యాస ఇది నిర్యాస అభవత్తస్మాత్ తస్మాన్నిర్యాసస్య నిర్యాసస్య న నిర్యాసస్యేతి నిర్యాసస్య నాశ్యం ఆశ్యం బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయా ఇది బ్రహ్మహత్యాయై ఏష వర్ణ వర్ణోథో అథో ఖలు అథో ఇత్యథో ఖలు యః లోహితః లోహితో యః యో వా వావృశ్చనాద్ ఆవృశ్చనాద్ నిర్యేషతి ఆవృశ్చనాదిత్యావృశ్చనాద్ నిర్యేషతి తస్య నిర్యేషతీతి నిర్యేషతి తస్య నాశ్యం ఆశ్యం కామం కామమన్యస్య అన్యస్య సహ సస్త్రీషకం సాదం స్త్రీషకం సాదముప స్త్రీషకం సాదమితి స్త్రీషకం సాదం ఉపాసీదత్ అసీదత్యై అస్యై బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై తృతీయం బ్రహ్మహత్యాయా ఇది బ్రహ్మహత్యాయై తృతీయం ప్రతి ప్రతిగృహీత గృహీతేతి ఇది తాః తా బ్రువన్ అబ్రువన్ వరం వరం వృణామహై వృణామహా ఋత్వయాత్ ఋత్వయాత్ ప్రజా ప్రజా విందామహై ప్రజామిది ప్రజా విందామహై కామం కామమా ఆ విజనితో విజనితో సమ్ విజనితోరితి వీజనితో సంభవామ భవామేతి ఇది తస్మాద్ తస్మాదృత్యయాద్ ప్రత్యయాత్ స్త్రియః స్త్రియః ప్రజాం ప్రజాం విందందే ప్రజామిది ప్రజాం విందందే కామం కామమా ఆ విజనితో విజనితో సమ్ విజనితోరితి వీజనితో సంభవంది భవంది వారే వృతం వారే వృతం హి వారే వృతమిది వారే వృతం ఆసాం ఆసాం తృతీయం తృతీయం బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై ప్రతి బ్రహ్మహత్యాయా ఇది బ్రహ్మహత్యాయై ప్రత్యగృహన్ గృహన్ సా మలవద్వాసా మలవద్వాసా అభవత్ మలవద్వాసా ఇది మలవత్ వాసా అభవత్తస్మాత్ తస్మాన్ మలవద్వాససా మలవద్వాససా న మలవద్వాససేతి మలవత్ వాససా న సం సంవదేత వదేత న సహ సహాసీత ఆసీతన నాస్యాః అస్యాన్నం అన్నమద్యాత్ అద్యాద్ బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయా ఇది బ్రహ్మహత్యాయై హ్యేషా ఏషా వర్ణం వర్ణం ప్రతిముచ్య ప్రతిముచ్యాసే ప్రతిముచ్యేది ప్రతిముచ్య ఆస్తేథో అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహో ఆహురభ్యంజనం అభ్యంజనం వావ అభ్యంజనమిత్యభ్యంజనం వావ స్త్రియాః స్త్రియా అన్నమం అన్నమభ్యంజనం అభ్యంజనమేవ అభ్యంజనమిత్యభ్యంజనం ఏవన న ప్రతిగృహ్యం ప్రతిగృహ్యం కామం ప్రతిగృహ్యమిది ప్రతిగృహ్యం కామమన్యత్ అన్యదితి ఇది యాం మలవద్వాససం మలవద్వాససం సంభవంది మలవద్వాససమితి మలవత్ వాససం సంభవంతి యః సంభవంతీతి సంభవంతి యస్తతః తతో జాయతే జాయతే సః సోభిషస్తః అభిషస్తో యాం అభిషస్త ఇత్యభిషస్తః యామరణ్యే అరణ్యే తస్యై తస్యై స్తేనః స్తేనో యాం యాం పరాచీం పరాచీం తస్యై తస్యై హ్రీతముఖీ హ్రీతముఖ్యపగల్భః హ్రీతముఖీతి హ్రీతముఖై అపగల్భో యా అపగల్భ ఇత్యపగల్భః యా స్నాతి స్నాతి తస్యాః తస్యా అప్సు అప్సు మారుకః అప్సిత్యభూసు మారుకో యా యాభ్యంతే అభ్యంతే తస్యై అభ్యంత ఇత్యభియంతే తస్యై దుశ్చర్మా దుశ్చర్మాయా దుశ్చర్మేతి దుఃచర్మా యా ప్రలిఖతే ప్రలిఖతే తస్యై ప్రలిఖత ఇది ప్రలిఖతే తస్యై ఖలతి ఖలతిరపమారీ అపమారీయా అపమారీత్యపమారీ యాంతే ఆంతే తస్యై ఆంత ఇత్యా అంతే తస్యై కాణ కాణోయా యా దతః దతో ధావతే ధావతే తస్యై తస్యై శ్యావదన్ శ్యావర్యా శ్యావదన్నిది శ్యావదన్ యా నఖాని నఖాని నిక్రంతతే నిక్రంతతే తస్యై నిక్రంతత ఇది నిక్రంతతే తస్యై పునఖీ పునఖీయా యా కృణత్తి కృణత్తి తస్యై తస్యై క్లీబః క్లీబో యా రజ్జుం రజ్జుం సృజతి సృజతి తస్యాః తస్యాముద్బంధుకః ఉద్బంధుకో యా ఉద్బంధుక ఇత్యుద్బంధుకః యా పర్ణేన పర్ణేన పిబతి పిబతి తస్యాః తస్యా ఉన్మాదుకః ఉన్మాదుకో యా ఉన్మాదుక ఇత్యుద్మాదుకః యా ఖర్వేణ ఖర్వేణ పిబతి పిబతి తస్యై తస్యై ఖర్వః ఖర్వస్ తిస్రః తిస్రో రాత్రీః రాత్రీర్వ్రతం వ్రతం చరేత్ చరేదంజలినా అంజలినా వా పిబేత్ పిబేత ఖర్వేణ అఖర్వేణ వా పాత్రేణ పాత్రేణ ప్రజాయై ప్రజాయై గోపీథాయ ప్రజాయాది ప్రజాయై గోపీథాయేతి గోపీథాయ ప్రష్టా హతపుత్ర హతపుత్రోవీంద్రం హతపుత్ర ఇది హతపుత్ర వీంద్రమం సోమం వీంద్రమితి వీంద్రం సోమమా ఆహరత్ అహరత్ తస్మిన్ తస్మిన్నింద్ర ఇంద్ర ఉపహవం ఉపహవమైచ్చత ఉపహవమిత్యుపాహవం ఐచ్చత తమ్ అన్న నోప ఉపాహ్వేత అహ్వేత పుత్రం పుత్రం మే మేవృధీ అవృధీరి సహ స యజ్ఞవేషసం యజ్ఞవేషసం కృత్వా యజ్ఞవేషసమితి యజ్ఞావేషసం కృత్వా ప్రాసః ప్రాసః సోమం ప్రాసహేతి ప్రాసః సోమమవివత్ అవివర్తస్య తస్యేత్ యదత్యశిష్యత అత్యశిష్యత తత్ అత్యశిష్యతేత్యది అశిష్యత తత్ష్టా త్వష్టాహవనీయం ఆహవనీయముప ఆహవనీయమిత్యాహవనీయం ఉప ప్రావర్తయత్ అవర్తయత్ స్వాహ స్వాహేంద్రశత్రు ఇంద్రశత్రుర్ధస్వ ఇంద్రశత్రుదీంద్రశత్రు వర్ధస్వేతి యదవర్తయత్ అవర్తయత్తత్ తద్వృత్రస్య వృత్రస్య వృత్రత్వం వృత్రత్వం యత్ వృత్రత్వమిది వృత్రత్వం యదబ్రవీత్ అబ్రవీత్ స్వాహ స్వాహేంద్రశత్రు ఇంద్రశత్రుర్వర్ధస్వ ఇంద్రశత్రుదీంద్రశత్రు వర్ధస్వేతి ఇది తస్మాత్ తస్మాదస్య అస్యేంద్ర ఇంద్రశత్రు శత్రురభవత్ అభవత్స సంభవన్ సంభవన్నగ్నేశో సంభవన్నితి సంభవన్ అగ్నేశోమాభి అగ్నేశోమావిత్యగ్నేశోమౌ అభిసం సమభవత్ అభవత్స స ఇషుమాత్రమిషుమాత్రం ఇషుమాత్రమిషుమాత్రం విశ్వం ఇషుమాత్రమిషుమాత్రమితి ఇషుమాత్రం ఇషుమాత్రం విశ్వం అవర్ధత అవర్ధత సహ స ఇమాన్ ఇమాన్ లోకాన్ లోకానవృణోత్ అవృణోద్యత్ యదిమాన్ ఇమాన్ లోకాన్ లోకానవృణోత్ అవృణోత్తత్ తద్వృత్రస్య వృత్రస్య వృత్రత్వం వృత్రత్వం తస్మాత్ వృత్రత్వమిది వృత్రత్వం తస్మాదింద్ర ఇంద్రో బిభేత్ అబిభేత్ సహ స ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమిది ప్రజాపతిం ఉపాధావత్ అధావచ్చత్రు శత్రుర్మే మేధుని అజనీతి ఇది తస్మై తస్మై వజ్రం వజ్రకం సిక్త్వా సిక్త్వా ప్రాయచ్చత్ అయచ్చదేతేన ఏతేన జహి జహీతి ఇది తేన తేనాభి అభ్యాయత ఆయతతౌ తావబ్రూతాం అబ్రూతామగ్నేశోమౌ అగ్నేశోమౌ మా అగ్నేశోమావిత్యగ్నేశోమౌ మా ప్రాహ హారావం ఆవమంతః అంతఃస్వః స్వ ఇతి మమ మమ వై వై యువం యువగ్రస్థః స్థ ఇతి ఇత్యబ్రవీత్ అబ్రవీన్మా మామభి అభ్యా ఏతమ్ ఇతమితి ఇతి తౌ తౌ భాగధేయమ్ భాగధేయమైచ్ఛేతాం భాగధేయమితి భాగధేయమ్ ఐచ్ఛేతాం తాభ్యాం తాభ్యామేతమ్ ఏతమగ్నేశోమీయమ్ అగ్నేశోమీయమేకాదశకపాలం అగ్నేశోమీయమిత్యగ్నేశోమీయమ్ ఏకాదశకపాలం పూర్ణమాసే ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం పూర్ణమాసే ప్ర పూర్ణమాస ఇది పూర్ణమాసే ప్రాయచ్చత్ అయచ్చత్తౌ తావబ్రూతాం అబ్రూతామభి అభిసందష్టౌ సందష్టౌ వై సందష్టాదిసందష్టౌ వై స్వః స్వో న శక్నవః శక్నవ ఐతుమ్ ఐతుమితి ఐతుమిత్యాయేతుమ్ ఇది సహ స ఇంద్రః ఇంద్ర ఆత్మనః ఆత్మన శీతరూరౌ శీతరూరావజనయత్ శీతరూరావితి శీతరూరౌ అజనయత్తత్ తచ్చీతరూరయోః శీతరూరయోర్జన్మ శీతరూరయోరితి శీతరూరయోః జన్మయః య ఏవం ఏకం శీతరూరయో శీతరూరయోర్జన్మ శీతరూరయోరతి శీతారూరయో జన్మ వేద వేదన నైనం ఏకం శీతరూరౌ శీతరూరౌ హత శీతరూరారతి శీతారూరౌ హతస్తాభ్యాం తాభ్యామేనం ఏనమభి అభ్యనయత్ అనయత్ తస్మాత్ తస్మాజ్జభ్యమానాత్ జంజభ్యమానాదగ్నిశోమౌ అగ్నిశోమౌని అగ్నిశోమావిత్యగ్నిశోమౌ నిరక్రామతాం అక్రామతాం ప్రాణాపానౌ ప్రాణాపానౌ వై ప్రాణాపానావిరి ప్రాణాపానౌ వా ఏనం ఏనం తత్ తదజహితాం అజహితాం ప్రాణ ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వై దక్ష దక్షోపాన అపాన కృత అపాన ఇత్యపాన కృతస్తస్మాత్ తస్మాజ్జభ్యమాన జంజభ్యమానో బ్రూయాత్ భూయాన్మయి మయి దక్షక్రతో దక్షక్రతో ఇది దక్షక్రతో ఇది దక్షాక్రతో ఇది ప్రాణాపానౌ ప్రాణాపానావేవ ప్రాణాపానావిది ప్రాణాపానౌ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే సర్వం సర్వమాయుః ఆయురేతి ఏతి సహ స దేవతాః దేవతావృత్రాత్ వృత్రాన్ నిరుహూయ నిరుహూయ వార్త్రఘ్నం నిరుహూయేతి నిహూయ వార్త్రఘ్నగం హవిః వార్త్రఘ్నమిది వార్త్రాఘ్నం హవి పూర్ణమాసే పూర్ణమాసేని పూర్ణమాసేతి పూర్ణమాసే నిరవపత్ అవపద్ఘ్నంది ఘ్నంది వై వా ఏనం ఏనం పూర్ణమాసే పూర్ణమాస పూర్ణమాసేతి పూర్ణమాసే అమావాస్యాయాం వ్యాయయంతి అమావాస్యామిత్యమావాస్యాయాం వ్యాయయంతి తస్మాత్ తస్మాద్వార్త్రఘ్ని వార్త్రఘ్ని పూర్ణమాసే వార్త్రఘ్ని ఇది వార్త్రాఘ్ని పూర్ణమాసేను పూర్ణమాసేది పూర్ణమాసే అనులోచ్యేతే ఉచ్యేతే బృహన్వతి ఉచ్యేతే ఇత్యుచ్యేతే బృహన్వతి అమావాస్యాయాం బృహన్వతి ఇది బృహన్వతి అమావాస్యాయాం తత్ అమావాస్యాయామిత్యమావాస్యాయాం తత్ సర్గస్థాప్య సర్గస్థాప్య వార్త్రఘ్నం సర్గస్థాప్యేతి సంస్థాప్య వార్త్రఘ్నగం హవిః వార్త్రఘ్నమిది వార్త్రాఘ్నం హవిర్వజ్రం వజ్రమాదాయ ఆదాయ పునః ఆదాయేత్యాదాయ పునరభి అభ్యాయత ఆయతతే తే అబ్రూతాం తే ఇది తే అబ్రూతాం ద్యావా పృథివీ ద్యావా పృథివీ మా ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ మా ప్రహాహ హారావయో ఆవయోర్వై వై శ్రిత శ్రిత ఇది తే తే అబ్రూతాం తే ఇది తే అబ్రూతాం వరం వరం వృణావహి వృణావహై నక్షత్రవిహిత నక్షత్రవిహితాహం నక్షత్రవిహితే నక్షత్రావిహితా అహమసాని అసానీతి ఇత్యసౌ అసావబ్రవీత్ అబ్రవీత్ చిత్రవిహిత చిత్రవిహితాహం చిత్రవిహితేతి చిత్రావిహిత అహమితి ఇదియం ఇయం తస్మాత్ తస్మాన్నక్షత్రవిహిత నక్షత్రవిహితాసౌ నక్షత్రవిహితేతి నక్షత్రావిహిత అసౌ చిత్రవిహిత చిత్రవిహితేయం చిత్రవిహితేతి చిత్రావిహిత ఇయం యః ఏవం ఏవం యావా పృథివ్యో యావా పృథివ్యోర్వరం యావా పృథివ్యోరతి ద్యావా పృథివ్యో వరం వేద వేదా ఐనం ఏనం వర వరో గచ్చతి గచ్చతి సహ స ఆభ్యాం ఆభ్యామేవ ఏవ ప్రసూత ప్రసూత ఇంద్ర ప్రసూత ఇది ప్రాసూత ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహంతే తే దేవా దేవా వృత్రం వృత్రం హత్వా హత్వా అగ్నిశోమౌ అగ్నిశోమావబ్రువన్ అగ్నిశోమావిత్యగ్నిశోమౌ అబ్రువన్ హవ్యం హవ్యన్న నో వహతం వహతమిది ఇది తౌ తావబ్రూతాం అబ్రూతామపతేజసౌ అపతేజసౌ వై అపతేజసావిత్యపాతేజసౌ వైత్యౌ త్యౌ వృత్రే వృత్రే వై వైత్యయో యయోస్తేజ తేజ ఇది ఇది తే తే బ్రువన్ అబ్రువన్ కః క ఇదం ఇదమచ్చ అచ్చ ఇది ఏది ఇది గౌ గౌరితి ఇత్యబ్రువన్ అబ్రువన్ గౌ గౌర్వావ వావ సర్వస్య సర్వస్య మిత్రం మిత్రమిది ఇది సా సాబ్రవీద్ అబ్రవీద్ వరం వరం వృణై వృణైమయి మయ్యేవ ఏవ సత సతోభయేన ఉభయేన భునజాధ్వై భునజాధ్వా ఇది ఇది తత్ తద్గౌ ఔరా ఆహరత్ అహరత్ తస్మాత్ తస్మాద్గవి లవి సత సతోభయేన ఉభయేన భుంజతే భుంజత ఏతత్ ఏతద్వై వాగ్నే అగ్నేస్తేజ తేజోయత్ యద్ఘృతం ఘృతమేతత్ ఏతత్ సోమస్య సోమస్యయత్ యత్పయ పయోయ ఏవం ఏవమగ్నిశోమయో అగ్నిశోమయోస్తేజ అగ్నిశోమయోరిత్యగ్నిశోమయో తేజో వేద వేద తేజస్వీ తేజస్వ్యేవ భవతి భవతి బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినైతి బ్రహ్మవాదిన వదంతి కిం దేవత్యం కిం దేవత్యం పౌర్ణమాసం కిం దేవత్యమితి కిం దేవత్యం పౌర్ణమాసమితి పౌర్ణమాసమితి పౌర్ణమాసం ఇది ప్రాజాపత్యం ప్రాజాపత్యమితి ప్రాజాపత్యమితి ప్రాజాపత్యం ఇది బ్రూయాత్ బ్రూయాత్ తేనేంద్రం ఇంద్రం జ్యేష్ఠం జ్యేష్ఠం పుత్రం పుత్రం నిరవాసాయత్ నిరవాసాయరిది నిరవాసాయరిదివాసాయత్ ఇది తస్మాత్ తస్మాజ్జ్యేష్టం జ్యేష్టం పుత్రం పుత్రం ధనేన ధనేన నిరవసాయయంతి నిరవసాయయంతీతిమిహి అవసాయయంతి ఇంద్రం వృత్రం వృత్రం జఘ్నివాగుంసం జఘ్నివాగుంసం వృధ వృథోభి అభిప్రా ప్రావేపంత అవేపంత సహ స ఏతం ఏతం వైవృథం వైవృథం పూర్ణమాసే పూర్ణమాసే నిర్వాప్యం పూర్ణమాసైతి పూర్ణామాసే అనునిర్వాప్యమపశ్యత్ అనునిర్వాప్యమిత్యనో నిర్వాప్యం అపశ్యత్తం తన్ని నిరవత్ అవపత్తేన తేన వై వై సహ సమృధ వృథోప అపాహత అహత యత్ యద్వై మృధ వైమృధ పూర్ణమాసే పూర్ణమాసే నునిర్వాప్య పూర్ణమాస ఇది పూర్ణామాసే అనునిర్వాప్యో భవతి అనునిర్వాప్యో నిర్వాప్య భవతి మృధ మృథయేవ ఏవతేన తేన యజమాన యజమానోప అపహతే అథ ఇంద్ర ఇంద్రో వృత్రం వృత్రం హత్వా హత్వా దేవతాభిః దేవతాభిశ్చ చేంద్రియేణ ఇంద్రియేణ చవి వ్యార్ధ్యత ఆర్ధ్యత సహ స ఏతం ఏతమాహాగ్నేయం ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలమమావాస్యాయాం అష్టాకపాలమిత్యష్టాకపాలం అమావాస్యాయామపశ్యత్ అమావాస్యాయామిత్యమావాస్యాయాం అపశ్యతేంద్రం ఐంద్రన్నధి రథితం తన్ని ఎడవత్ అవవృత్తేన తేన వై వై సహ స దేవతాః దేవతాశ్చ చైంద్రియం ఇంద్రియం చావ అవారుంధ అరుంధయత్ యదాగ్నేయ ఆగ్నేయోమష్టాకపాల అష్టాకపాలో మావాస్యాయాం అష్టాకపాల ఇత్యష్టాకపాల అమావాస్యాయాం భవతి అమావాస్యాయామిత్యమావాస్యాయాం భవత్యైంద్రం ఐంద్రం దధి దధి దేవతాః దేవతాశ్చ చైవ ఏవతేన తేనేంద్రియం ఇంద్రియం చయజమానః యజమానోవ అవరుంధే రుంధ ఇంద్రస్య ఇంద్రస్య వృత్రం వృత్రం జఘృషః జఘృష ఇంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం పృథివీం పృథివీమను అనమి యాచ్ఛత్ ఆచ్ఛత్తత్ తదోషధయః ఓషధయో వీరుధః వీరుధోభవన్ అభవన్ సహ స ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమిది ప్రజాపతిం ఉపాధావత్ తావద్వృత్రం వృత్రం మే మే జఘృషః జఘృష ఇంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం పృథివీం పృథివీమను అనవి వ్యారత్ ఆరత్తత్ తదోషధయః ఓషధయో వీరుధః వీరుధో భూవన్ అభూవన్నితి ఇది సహ స ప్రజాపతి ప్రజాపతి పశూన్ ప్రజాపతి ప్రజాపతి పశూన బ్రవీత్ బ్రవీదేతత్ ఏతదస్మై అస్మై సమ్ సన్నయత నయతేతి ఇది తత్ తత్పశవ పశవ ఓషధీభ్య ఓషధీభ్యోధి ఓషధీభ్యరిషధీభ్య అధ్యాత్మన్ ఆత్మన్ సమ్ సమనయన్ అనయంతత్ తత్ప్రతి ప్రత్యదుహన్ అదుహనియత్ యత్సానయన్ సమనయంతత్ సమనయన్నితి సమనయన్ తత్సాన్నాయ్యస్య సాన్నాయ్యస్య సాన్నాయ్యత్వం సాన్నాయ్యస్యేతి సాన్నాయ్యస్య సాన్నాయ్యత్వం యత్ సాన్నాయ్యత్వమితి సాన్నాయ్యత్వం యత్ ప్రత్యదుహన్ ప్రత్యదుహన్ తత్ ప్రత్యదుహన్నితి ప్రతి అదుహన్ తత్ప్రతిధుషః ప్రతిధుషః ప్రతిధుక్త్వం ప్రతిధుష ఇది ప్రతిధుషః ప్రతిధుక్త్వపుంసం ప్రతిధుక్త్వమిది ప్రతిధుకత్వం సమైషుః అనైషుః ప్రతి ప్రత్యధుక్షన్ అధుక్షన్న నతు తుమయి మయిశ్రయతే శ్రయత్యబ్రవీత్ అబ్రవీరేతత్ ఏతదస్మై అస్మై శ్రుతం శ్రుతం కృత కృతేతిబ్రవీత్ అబ్రవీత్తత్ తదస్మై అస్మై శ్రుతం శ్రుతమకూర్వన్ అకూర్వన్నింద్రియం ఇంద్రియం వావ వావాస్మిన్ అస్మిన్ వీర్యం వీర్యం తత్ తదశ్రయన్ అశ్రయన్ తత్ తచ్చుతస్య శ్రుతస్య శ్రుతత్వం శ్రుతత్వపుంసం శ్రుతత్వమితి శ్రుతత్వం సమనేషు మనేషు ప్రతి ప్రత్యధుక్షన్ అధుక్షన్ శ్రుతమక్రన్ అక్రన్న నతు తుమా మాధినోతి ధినోతీతి ఇత్యబ్రవీద్ అబ్రవీరేతత్ ఏతదస్మై అస్మై దధి దధి కురుత కృతేతి ఇత్యబ్రవీద్ అబ్రవీత్తత్ తదస్మై అస్మై దధి దధ్యకూర్వన్ అకూర్వన్ తత్ తదేనం ఏనమధినోత్ అధినోత్తత్ తద్ధ్నః దధ్నోదధిత్వం దధిత్వం బ్రహ్మవాదినః అధిత్వమిది దధిత్వం బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి దధ్నః దధ్నః పూర్వస్య పూర్వస్యావదేయం అవదేయం దధి అవదేయమిత్యవాదేయం దధిః ఇది పూర్వం పూర్వం క్రియతే క్రియత ఇది ఇత్యనాదృత్య అనాదృత్య తత్ అనాదృత్యేత్యనాదృత్య తచ్చుతస్య శ్రుతస్యైవ ఏవ పూర్వస్య పూర్వస్యావ అవద్యేత్ ద్వేదింద్రియం ఇంద్రియమేవ ఏవాస్మిన్ అస్మిన్ వీర్యం వీర్యగ్ శ్రుత్వా శ్రుత్వా దధ్నా దధ్నోపరిష్టాద్ ఉపరిష్టాద్ధినోతి ధినోతి యథాపూర్వం యథాపూర్వం ఉప యథాపూర్వమిది యథాపూర్వం ఉపైతి యత్పూతీవై పూతీవైర్వా వా పర్ణవల్కై పర్ణవల్కైర్వా పర్ణవల్కైరి పర్ణవల్కై ఆతంచ్యాత్ ఆతంచ్యాత్ సౌమ్యం ఆతంచ్యాదిత్యాతంచ్యాత్ సౌమ్యం తత్ తద్యత్ యత్కలై పదైరాక్షసం రాక్షసం తత్ తద్యత్ యత్తండులై తండులైర్వైశ్వదేవం వైశ్వదేవం తత్ వైశ్వదేవమితి వైశ్వాదేవం తద్యత్ యదాతంచనేన ఆతంచనేన మానుషం ఆతంచనేనేత్యాతంచనేన మానుషం తత్ తాద్యత్ యద్ధ్నా దధ్నా తత్ తత్సేంద్రం సేంద్రం దధ్నా సేంద్రమిది సాంద్రం దధ్నాతనక్తి ఆతనక్తి తనక్తి సేంద్రత్వాయ సేంద్రత్వాయ అగ్నిహోత్రోచ్ఛేషణం సేంద్రత్వాయేతి సేంద్రత్వాయ అగ్నిహోత్రోచ్ఛేషణమభ్యాతనక్తి అగ్నిహోత్రోచ్ఛేషణమిత్యగ్నిహోత్రాచ్ఛేషణం అభ్యాతనక్తి యజ్ఞస్య అభ్యాతనక్తీత్యభిఆతనక్తి యజ్ఞస్య సంతత్తి సంతత్యా ఇంద్ర సంతత్యా ఇది సంతత్యై ఇంద్రో వృత్రం వృత్రం హత్వా హత్వాపరాం పరాంపరావతం పరావతమగచ్చత్ అరావతమిది పరావతం అగచ్చదప అపారాధం అరాధమిది ఇది మన్యమానః మన్యమానస్తం తం దేవతాః దేవతాః ప్రైషం ప్రైషమైచ్ఛన్ ప్రైషమితి ప్రాయేషం ఐచ్ఛాన్సః సోఅబ్రవీత్ అబ్రవీత్ ప్రజాపతిః ప్రజాపతిర్యః ప్రజాపతిరి ప్రజాపతిః యః ప్రథమః ప్రథమోనువిందతి అనువిందతి తస్య అనువిందతీత్యనువిందతి తస్య ప్రథమం ప్రథమం భాగధేయం భాగధేయమిది భాగధేయమిది భాగధేయం ఇది తమ్ తమ్ పితరః పితరోను అన్వవిందన్ అవిందన్ తస్మాత్ తస్మాత్ పితృభ్యః పితృభ్యః పూర్వేద్యుః పితృభ్యై పితృభ్యః పూర్వేద్యుః క్రియతే క్రియతే సహ సోమావాస్యాం మావాస్యాం ప్రతి అమావాస్యామిత్యమావాస్యాం ప్రత్యా ఆగచ్చత్ అగచ్చత్తం తం దేవాః దేవాభి అభిసం సమగచ్చంత అగచ్చంతామా అమా వై వైనః నోద్య అద్య వసు వసు వసతి వసతీతి ఇదీంద్ర ఇంద్రో హి దేవానాం దేవానాం వసు వసు తత్ తదమావాస్యాయాః అమావాస్యాయా అమావాస్యత్వం అమావాస్యాయామావాస్యాయాః అమావాస్యత్వం బ్రహ్మవాదినః అమావాస్యత్వమిత్యమావాస్యాత్వం బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినేతి బ్రహ్మవాదినః వదంతి కిం దేవత్యం కిం దేవత్యం సాన్నాయ్యం కిం దేవత్యమితి కిం దేవత్యం సాన్నాయ్యమిది సాన్నాయ్యమితి సాన్నాయ్యం ఇది వైశ్వదేవం వైశ్వదేవమితి వైశ్వదేవమితి వైశ్వదేవం ఇది బ్రూయాత్ బ్రూయాద్విశ్వే విశ్వే హి తత్ తద్దేవాః దేవాభాగధేయం భాగధేయమభి భాగధేయమిది భాగధేయం అభి సమగచ్చంత సమగచ్చంతేతి సమగచ్చంతేతి సమగచ్చంత ఇత్యథో అథో ఖలు అథో ఇత్యథో ఖల్వైంద్రం ఐంద్రమితి ఇత్యేవ ఏవ బ్రూయాత్ బ్రూయాదింద్రం ఇంద్రం వావ వావతే తే తత్ తద్భిషజ్యంతః భిషజ్యంతోభి అభిసం సమగచ్చంత అగచ్చంతేతి ఇతీతీతి బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదనంతి సః సతో త్వయి వైదర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజేత దర్శపూర్ణమాసా విదర్శా పూర్ణమాసౌ యజేతయః యేదౌ ఏదౌ సేంద్రౌ సేంద్రౌ యజేత సేంద్రావిదిసా ఇంద్రౌ యజేతేతి ఇది వైమృధః పూర్ణమాసే పూర్ణమాసే అనునిర్వాప్యః పూర్ణమాస ఇది పూర్ణామాసే అనునిర్వాప్యో భవతి అనునిర్వాప్య ఇత్యనో నిర్వాప్యః భవతి తేన ఏన పూర్ణమాసః పూర్ణమాసేంద్రః పూర్ణమాస ఇది పూర్ణామాసః సేంద్ర ఐంద్రం సేంద్ర ఇది స ఇంద్రః ఐంద్రం దధి అధ్యమావాస్యాయాం మావాస్యాయాం తేన అమావాస్యాయామిత్యమావాస్యాయాం తేనామావాస్యాః అమావాస్యా సేంద్రాః అమావాస్యేత్యమావాస్యాః సేంద్రాయ యేంద్రే దిశా ఇంద్రాః య ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శా పూర్ణమాసౌ యజతే సేంద్రౌ సేంద్రదేవ సేంద్రావిదిశా ఇంద్రౌ ఏవైనౌ ఏనౌ యజతే యజతే శ్వశ్వః శ్వశ్వోస్మై శ్వశ్వ ఇది శ్వః శ్వః అస్మాయ బీజానాయ వసీయ వసీయో భవతి భవతి దేవాః దేవా వైయత్ యద్యజ్ఞే యజ్ఞే కుర్వత అకుర్వత తదసురాః అసురాః అకుర్వత అకుర్వత తే ఏ దేవాః దేవా ఏతాం ఏతామిష్టిం ఇష్టిమపశ్యన్ అపశ్యన్ ఆజ్ఞావైష్ణవం ఆజ్ఞావైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞావైష్ణవమిత్యాజ్ఞావైష్ణవం ఏకాదశకపాలకం సరస్వత్యై ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం సరస్వత్యై చరం చరవం సరస్వతే సరస్వతే చరం చరం తాం తాం పౌర్ణమాసం పౌర్ణమాసకం సర్గస్థాప్య పౌర్ణమాసమితి పౌర్ణమాసం సర్గస్థాప్యాను సర్గస్థాప్యేతి సంస్థాప్య అనునిః నిరవపన్ అవపంతతః తతో దేవాః దేవా అభవన్ అభవన్ పరాః పరాసురాః అసురాయః యో భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ స్యాత్ భ్రాతృవ్యవాని భ్రాతృవ్యావాన్ స్యాత్సహ సపౌర్ణమాసం పౌర్ణమాసకం సర్గస్థాప్య పౌర్ణమాసమిది పౌర్ణమాసం సర్గస్థాప్యైతాం సర్గస్థాప్యేతి సంస్థాప్య ఏతామిష్టిం ఇష్టిమను అనునిః నిర్వపేత్ అపేత్ పౌర్ణమాసేన పౌర్ణమాసేనైవ పౌర్ణమాసేనేతి పౌర్ణమాసేన ఏ వజ్రం వజ్రం భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహృత్య ప్రహృత్యాజ్ఞావైష్ణవేన ప్రహృత్యేతి ప్రాహృత్య ఆజ్ఞావైష్ణవేన దేవతాః ఆజ్ఞావైష్ణవేనేత్యాజ్ఞావైష్ణవేన దేవతాశ్చ యజ్ఞం యజ్ఞం చ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృంగే వృంగే మిథునాన్ మిథునాన్ పశూన్ పశూన్ సారస్వతాభ్యాం సారస్వతాభ్యాం యావత్ యావదేవ ఏవాస్య అస్యాస్తి అస్తి తత్ తత్సర్వం సర్వం వృందే వృందే పౌర్ణమాసీం పౌర్ణమాసీమేవ పౌర్ణమాసీమితి పౌర్ణమాసీం ఏవ యజేత యజేత భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్న భ్రాతృవ్యవానిది భ్రాతృవ్యవాన్ నామావాస్యాం అమావాస్యాగం హత్వా అమావాస్యామిత్యమావాస్యాం హత్వా భ్రాతృవ్యం భ్రాతృవ్యం న ఆప్యాయేతి యాయేతి సాగం ప్రస్థాయీయేన సాగం ప్రస్థాయీయేన యజేత సాగం ప్రస్థాయీయేనేతి సాగం ప్రస్థాయీయేన యజేత పశుకామః పశుకామో యస్మై పశుకామయతి పశుకామః యస్మై వై వా అల్పేన అల్పేనాహరంతి ఆహరంతి న ఆహరంతీత్యాహరంతి నాత్మనాః ఆత్మనా తృప్యతి తృప్యతి నాన్యస్మై అన్యస్మై దదాతి దదాతి యస్మై యస్మై మహతా మహతా తృప్యతి తృప్యత్యాత్మనా ఆత్మనా దదాతి దదాత్యన్యస్మై అన్యస్మై మహతా మహతా పూర్ణం పూర్ణగం హోదవ్యం హోదవ్యం తృప్తః తృప్త ఏవ ఏవైనం ఏనమింద్రః ఇంద్రః ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయతి ప్రాజయా పశుభిస్తర్పయతి పశుభిరితి పశుభిః తర్పయతి దారుపాత్రేణ దారుపాత్రేణ జుహోతి దారుపాత్రేణేతి దారుపాత్రేణ జుహోతి నహి హి మృణ్మయం మృణ్మయమాహుతిం మృణ్మయమితి మృతమయం ఆహుతి మానసే ఆహుతిమిత్యాహుతిం ఆనశ ఔదుంబరం ఔదుంబరం భవతి భవత్యోర్ ఊర్క్ ఊర్వై వా ఉదుంబర ఉదుంబర ఊర్క్ ఊర్పశవ పశవ ఊర్జా ఊర్జైవ ఏవాస్మై అస్మాజం ఊర్జం పశూన్ పశూనవ అవరుంధే రుంధేన నాగతశ్రీ అగతశ్రీర్మహేంద్రం అగతశ్రీరిత్యగతశ్రీ మహేంద్రం యజేద మహేంద్రమితి మహా ఇంద్రం యజేదత్రయ త్రయో వై వై గతశ్రియ గతశ్రియ శుశ్రువాన్ గతశ్రియ ఇది గతాశ్రియ శుశ్రువాన్ రామణీ రామణీరాజన్య రామణీరి గ్రామాణీ రాజన్యస్తేషాం మహేంద్ర మహేంద్రో దేవత మహేంద్ర ఇది మహా ఇంద్ర దేవతాయ యో వై వై స్వాం స్వాం దేవతాం దేవతామతియజతే అతియజతే ప్ర అతియజత ఇత్యతియజతే ప్రస్వాయై సాయై దేవతాయై దేవతాయైత్యవతే శవతేన అపరాం పరాం ప్రాప్నోతి ఆప్నోతి పాపీయాన్ పాపీయాన్ భవతి భవతి సంవత్సరం సంవత్సరమింద్రం సంవత్సరమితి సంవత్సరం ఇంద్రం యజేత యజేత సంవత్సరం సంవత్సరం హి సంవత్సరమితి సంవత్సరం హి వ్రతం వ్రతం నాతి అధిస్వా స్వైర ఏవైనం ఏనం దేవత దేవతేజ్యమానా యజ్యమానా భూత్యై భూత్యా ఇంధే ఇంధే వసీయాన్ వసీయాన్ భవతి భవతి సంవత్సరస్య సంవత్సరస్య పరస్తాత్ సంవత్సరస్యేతి సంవత్సరస్య పరస్తాదగ్నయే అగ్నయే వ్రతపతయే వ్రతపతయే బ్రోడాశం వ్రతపతయ ఇది వ్రతపతయే బ్రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ వపేత్ సంవత్సరం సంవత్సరమేవ సంవత్సరమితి సంవత్సరం ఏవైనం ఏనం వృత్రం వృత్రం జగ్నివాగుంసం జగ్నివాగుంసమగ్ని అగ్నిర్వ్రతపతి వ్రతపతిర్వ్రతం వ్రతపతి వ్రతపతి వ్రతమా ఆలంభయతి లంభయతి తత తోధి అధి కామం కామం యజేత యజేతేతి యజేత మాసోమయాజీ అసోమయాజీసం అసోమయాజీత్యసోమాజాజీ సన్నయేద్ మయేదనాగతం అనాగతం వై అనాగతమిత్యనాగతం వా ఏతస్య ఏతస్య వయః వయోయః యోసోమయాజీ అసోమయాజీయత్ అసోమయాజీత్యసోమాజాజీ యదసోమయాజీ అసోమయాజీ సన్నయేత్ అసోమయాజీత్యసోమాజాజీ సన్నయేత్ పరిమోష సన్నయేదితి సన్నయేత్ పరిమోష ఏవ పరిమోష ఇది పరిమోష ఏ సహ సోనృతం అనృతం కరోతి కరోత్యసో అథోపరా అథో ఇత్యథో పరైవ ఏవ శిచ్యతే శిచ్యతే సోమయాజీ సోమయాజ్యేవ సోమయాజీతి సోమాజాజీ ఏవ సం సన్నయేద్ నయేత్ప్రయ పయో వై వై సోమ సోమఃపయ అయస్సాన్నాయ్యం సాన్నాయ్యం వయస సాన్నాయ్యమితి సాన్నాయ్యం వయసైవ ఏవ పయ పయ ఆత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తేవి ఇవై వా ఏతం ఏతం ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేది ప్రాజయా పశుభిరర్ధయతి పశుభిరది పశుభి అర్ధయతి వర్ధయతి వర్ధయత్యస్య అస్య భ్రాతృవ్యం భ్రాతృవ్యం యస్య యస్య హవిః హవిర్నిరుక్తం నిరుక్తం పురస్తాద్ నిరుక్తమిజనిః ఉక్తం పురస్తాచ్చంద్రమాః చంద్రమా అభి అభ్యుదేతి ఉదేతి త్రేధా ఉదేతీత్యుదేతి త్రేధా తండులాన్ తండులానవి విభజేత్ భజేద్యే ఏ మధ్యమాః మధ్యమా స్యుః స్యుస్తాన్ తానగ్నయే అగ్నయే ధాత్రే ధాత్రే ప్రోడాశం ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం కురయాత్ అష్టాకపాలమిత్యష్టాకపాలం కురయాద్యే ఏ స్థవిష్ఠాః స్థవిష్ఠాస్తాన్ తానింద్రాయ ఇంద్రాయ ప్రదాత్రే ప్రదాత్రే దధన్ ప్రదాత్ర ఇది ప్రదాత్రే దధగ్గుశ్చరం చరం ఏనిష్ఠాః అనిష్ఠాస్తాన్ తాన విష్ణవే విష్ణవే శిపివిష్టాయ శిపివిష్టాయ శ్రుతే శిపివిష్టాయేతి శిపివిష్టాయ శ్రుతే చరం చరుమగ్నిః అగ్నిరేవ ఏవాస్మై అస్మై ప్రజాం ప్రజాం ప్రజనయతి ప్రజామిది ప్రాజాం ప్రజనయతి వృద్ధాం ప్రజనయతీతి ప్రజనయతి వృద్ధామింద్ర ఇంద్ర ప్రయచ్చతి యచ్చతి యజ్ఞ యజ్ఞో వై వై విష్ణు విష్ణు పశవ పశవ శిపిః శిపిర్యజ్ఞే యజ్ఞ ఏవ ఏవ పశుషు పశుషు ప్రతి ప్రతిష్టతి తిష్టతి నే ద్వే యజేత ద్వే ఇది ద్వే యజేత యత్ యత్పూర్వయా పూర్వయా సంప్రతి సంప్రతి యజేత సంప్రతీతి సంప్రతి యజేతోత్తరయా ఉత్తరయా ఛంబట్ ఉత్తరయేద్యుదరయా ఛంబట్ కుర్యాత్ కుర్యాద్యుదుత్తరయా ఉత్తరయా సంప్రతి ఉత్తరయేద్యుదరయా సంప్రతి యజేత సంప్రతీతి సంప్రతి యజేత పూర్వయా పూర్వయా ఛంబట్ ఛంబట్ కుర్యాత్ కుర్యాన్న నేష్టి ఇష్టిర్భవతి భవతి నయజ్ఞ యజ్ఞస్తత్ తదను అనుహ్రీతముఖీ క్రీతముఖ్యపగల్భ క్రీతముఖీతి క్రీతముఖీ అపగల్భో జాయతే అపగల్భ ఇత్యపగల్భ జాయతే ఏకామేవ యజేత యజేత ప్రగల్భ ప్రగల్భో అస్య ప్రగల్భైతి ప్రాగల్భ అస్య జాయతే జాయతేనాదృత్య అనాదృత్య తత్ అనాదృత్యేత్యనాదృత్య తద్వే ద్వే ఏవ ద్వే ఇది ద్వే ఏవ యజేత యజేత యజ్ఞముఖం యజ్ఞముఖమేవ యజ్ఞముఖమితి యజ్ఞాముఖం ఏవ పూర్వజా పూర్వజాలభతే ఆలభతే యజతే ఆలభత ఇత్యాలభతే యజత ఉత్తరయా ఉత్తరయా దేవతాః ఉత్తరయేద్యుదోత్తరయాః దేవతా ఏవ ఏవ పూర్వజా పూర్వజావరుంధే అవరుంధ ఇంద్రియం అవరుంధైత్యవరుంధే ఇంద్రియముత్తరయా ఉత్తరయా దేవలోకం ఉత్తరయేద్యుదోత్తరయాః దేవలోకమేవ దేవలోకమితి దేవాలోకం ఏవ పూర్వజా పూర్వజాభిజయతి అభిజయతి మనుష్యలోకం అభిజయతీత్యభిజయతి మనుష్యలోకముత్తరయా మనుష్యలోకమితి మనుష్యాలోకం ఉత్తరయా భూయస ఉత్తరయేత్యుదరయా భూయసో యజ్ఞక్రతూన్ యజ్ఞక్రతూనుప యజ్ఞక్రతూనిది యజ్ఞక్రతూన్ ఉపైతి ఏత్యేషా ఏషా వై వై సుమనాహ సుమనా నామ సుమనాది సుమనాహ నామేష్టి ఇష్టిర్యం యమద్య అద్యే జానం ఈ జానం పశ్చాత్ పశ్చాచంద్రమాహ చంద్రమా అభి అభ్యుదేతి ఉదేత్యస్మిన్ ఉదేదేత్యుత ఏతి అస్మిన్నేవ ఏవాస్మై అస్మై లోకే లోకేర్ధురం అర్ధురం భవతి భవతి దాక్షాయణయజ్ఞేన దాక్షాయణయజ్ఞేన సువర్గకామ దాక్షాయణయజ్ఞేనేతి దాక్షాయణయజ్ఞేన సువర్గకామో యజేత సువర్గకామ ఇది సువర్గకామ యజేత పూర్ణమాసే పూర్ణమాసే సమ్ పూర్ణమాసై పూర్ణామాసే సన్నయేద్ నయేన్మైత్రావరుణ్యా మైత్రావరుణ్యా మిక్షయా మైత్రావరుణ్యేతి మైత్రావరుణ్యా ఆమిక్షయామావాస్యాయా అమావాస్యాయాజేత అమావాస్యామిత్యమావాస్యాయా యజేత పూర్ణమాసే పూర్ణమాసే వై పూర్ణమాస ఇది పూర్ణామాసే వై దేవానా దేవానాగం సుత సుతస్తేషాం తేషామేతం ఏతమర్ధమాసం అర్ధమాసం ప్రసుత అర్ధమాసమిత్యర్ధమాసం ప్రసుతస్తేషాం ప్రసుత ఇది ప్రాసుత తేషాం మైత్రావరుణీ మైత్రావరుణీ వశా మైత్రావరుణీతి మైత్రావరుణీ వశామావాస్యామనో బంధ్యా మావాస్యామిత్యమావాస్యాయా అనోబంధ్యాయత్ అనోబంధ్యేత్యనోబంధ్యా యత్పూర్వేద్యు పూర్వేద్యుర్యజతే యజతే వేదిం వేదిమేవ ఏవ తత్ తత్కరోతి కరోతి యత్ యద్వత్సాన్ వత్సానపాకరోతి అపాకరోతి సదోహవిర్ధానే అపాకరోతి ఇత్యప ఆకరోతి సదోహవిర్ధానే ఏవ సదోహవిర్ధానే ఇది సదః అవిర్ధానే ఏవ సం సంవినోతి వినోతి యత్ యజతే యజతే దేవై దేవైరేవ ఏవ సుత్యాం సుత్యాగుంసం సంపాదయతి పాదయతి సహ స ఏతం ఏతమర్ధమాసం అర్ధమాసపుంసమాదం అర్ధమాసమిత్యర్ధమాసం సధమాదం దేవై సధమాదమితి సధమాదం దేవై సోమం సోమం పిబతి పిబతి యత్ యన్మైత్రావరుణ్యా మైత్రావరుణ్యా మిక్షయా మైత్రావరుణ్యేతి మైత్రావరుణ్యా ఆమిక్షయామావాస్యాయాం మావాస్యాయాజతే మావాస్యామిత్యమావాస్యాయాం యజతేజా యైవ ఏవాసౌ అసౌ దేవానాం దేవానాం వశ వశానోబంధ్యా అనోబంధ్యాసో అనోబంధ్యేత్యనోబంధ్యా సో ఏవ సో ఇది సో ఏవైషా ఏషైతస్య ఏతస్య సాక్షాత్ సాక్షాద్వై సాక్షాదితి సాక్షాత్ వా ఏష ఏష దేవాన్ దేవానభ్యారోహతి అభ్యారోహతి యః అభ్యారోహతీత్యభి ఆరోహతి యేషాం యజ్ఞం యజ్ఞమభ్యారోహతి అభ్యారోహతి యథా అభ్యారోహతీత్యభి ఆరోహతి తథా ఖలు ఖలు వై వై శ్రేయాన్ శ్రేయానభ్యారూఢ అభ్యారూఢ కామయతే అభ్యారూఢ ఇత్యభి ఆరుఢ కామయతే తథా తథా కరోతి కరోతి ఇది యద్యవవిధ్యతి అవవిధ్యతి పాపీయాన్ అవవిధ్యతీత్యవావిధ్యతి పాపీయాన్ భవతి భవతి ఇది యది నావవిధ్యతి అవవిధ్యతి సదృంగ్ అవవిధ్యతీత్యవావిధ్యతి సదృంగ్యావృత్కామ సదృంగితి సాదృంగ్ యావృత్కామ ఏదేన యావృత్కామ ఇది వ్యావృత కామ ఏదేన యజ్ఞేన యజ్ఞేన యజేత యజేత క్షురపవి క్షురపవిభి క్షురపవిరితి క్షురపవి ఏష యజ్ఞ యజ్ఞస్తాజక్ తాజక్ పుణ్య పుణ్యో వాతి భవతి ప్రవామీయతే మీయతే తస్యైతత్వ్రతం వ్రతం నావృతం అమృతం వదేర్ వదేన్న మాగుంసం మాగుంసమశ్నీయాత్ అశ్నీయాన్న స్త్రియం స్త్రియముప ఉపేయాత్ ఇయాన్న నాస్య అస్య పల్పూలనేయ పల్పూలనేయ వాస వాస పల్పూలయేయు పల్పూలయేయుత్ ఏతద్ధి హి దేవాః దేవాః సర్వం సర్వన్న న కుర్వంతి కుర్వంతీతి కుర్వంతి ఏష వై వై దేవరథః దేవరథోయత్ దేవరథైతి దేవరథః యద్దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యః దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యో దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసా ఇష్ట్వా దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ ఇష్ట్వా సోమేన సోమేన యజతే యజతే రథస్పష్టే రథస్పష్ట ఏవ రథస్పష్ట ఇది రథస్పష్టే ఏవావసానే అవసానే వరే అవసాన ఇత్యవసానే వరే దేవానాం దేవానామవ అవస్యతి స్యత్యేతాని ఏతాని వై వా అంగాపరోగుంషి అంగాపరోగుంషి సంవత్సరస్య అంగాపరోగుంషీత్యంగాపరోగుంషి సంవత్సరస్యేత్ సంవత్సరస్యేతి సంవత్సరస్య యద్దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యః దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజరేంగాపరోగుంషి అంగాపరోగుంషేవ అంగాపరోగుంషీత్యంగా ఆపరోగుంషి ఏవ సంవత్సరస్య సంవత్సరస్య ప్రతి సంవత్సరస్యేతి సంవత్సరస్య ప్రతి దధాతి దధాత్యేతే ఏతే వై ఏతే ఇత్యేతే వై సంవత్సరస్య సంవత్సరస్య చక్షుషి సంవత్సరస్యేతి సంవత్సరస్య చక్షుషి యత్ చక్షుషి ఇది చక్షుషి యద్దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యః దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజతే తాభ్యాం తాభ్యామేవ ఏవ సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమను అనుపశ్యతి పశ్యత్యేషా ఏషా వై వై దేవానాం దేవానాం విక్రాంతిః విక్రాంతిర్యత్ విక్రాంతిరిచి వీక్రాంతిః యద్దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యః దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ య ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజతే దేవానాం దేవానామేవ ఏవ విక్రాంతిం విక్రాంతిమను విక్రాంతిమితి వీక్రాంతిం అణువిః విక్రమదే క్రమదేష ఏష వై వై దేవయాన దేవయానః పంథా ఆహ దేవయాన ఇతి దేవాయాన పంథాయత్ యద్దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యః దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ య ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజతే యః య ఏవ ఏవ దేవయానః దేవయానః పంథా ఆహ దేవయాన ఇతి దేవాయాన పంథాస్తం తగం సమారోహతి సమారోహత్యేతౌ సమారోహతీతి సమ్ ఆరోహతి ఏతౌ వై వై దేవానాం దేవానాగం హరీ హరీయత్ హరీ హరీ యద్దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యః దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజతే యౌ యావేవ ఏవ దేవానాం దేవానాగం హరీ హరీతాభ్యాం హరీరి హరీ తాభ్యామేవ ఏవైభ్యః ఏభ్యో హవ్యం హవ్యం వహతి వహత్యేతత్ ఏతద్వై వై దేవానాం ఏవానామాస్యం ఆస్యం యత్ యద్దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యః దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజతే సాక్షాత్ సాక్షాదేవ సాక్షాదితి సాక్షాత్ ఏవ దేవానాం దేవానామాస్యే ఆస్యే జుహోతి జుహోత్యేష ఏష వై వై హవిర్ధానీ హవిర్ధానీయ హవిర్ధానీతి హవిధానీ యో దర్శపూర్ణమాసయాజీ దర్శపూర్ణమాసయాజీ సాయం ప్రాత దర్శపూర్ణమాసయాజీతి దర్శపూర్ణమాసయాజీ సాయం ప్రాతరగ్నిహోత్రం సాయం ప్రాతరితి సాయం ప్రాత అగ్నిహోత్రం జుహోతి అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం జుహోతి యజతే యజతే దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసావహరః దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ అహరహర హవిర్ధానినా అహరహరిత్యహ అహ హవిర్ధానినాగుం సుతః హవిర్ధానినామితి హవిధానినా సుతోయః య ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజతే హవిర్ధానీ హవిర్ధాన్యస్మి హవిర్ధానీతి హవిధానీ అస్మీతి ఇది సర్వం సర్వమేవ ఏవాస్య అస్య బర్హిష్యం బర్హిష్యం దత్తం దత్తం భవతి భవతి దేవాః దేవా వై వా అహః అహర్యజ్ఞయం యజ్ఞయన్న నావిందన్ అవిందంతే తే దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసావపునన్ దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ అపునంతౌ తౌ వై వా ఏతౌ ఏతౌ పూతౌ పూతౌ మేధ్యౌ మేధ్యౌ యత్ యద్దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యః దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ య ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ యజతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యజతే పూతౌ పూతావేవ ఏవైనౌ ఏనౌ మేధ్యౌ మేధ్యౌ యజతే యజతేన నామావాస్యాయాం అమావాస్యాయాం చ అమావాస్యాయామిత్యమావాస్యాయాం చ పౌర్ణమాస్యాం పౌర్ణమాస్యాం చ పౌర్ణమాస్యామితి పౌర్ణమాస్యాం చ స్త్రియం స్త్రియముప ఉపేయాత్ క్రియాద్యుత్ యదుపేయాత్ ఉపేయాన్నిరింద్రియ ఉపేయాదిత్యుపాయాత్ నిరింద్రియ స్యాత్ నిరింద్రియ ఇతి ఇంద్రియ స్యాత్ సోమస్య సోమస్య వై వై రాజ్ఞః రాజ్ఞో అర్ధమాసస్య అర్ధమాసస్య రాత్రయః అర్ధమాసస్యేత్యర్ధమాసస్య రాత్రయః పత్నయః పత్నయ ఆసన్ ఆసన్ తాసాం తాసామమావాస్యాం అమావాస్యాం చ అమావాస్యామిత్యమావాస్యాం చ పౌర్ణమాసీం పౌర్ణమాసీం చ పౌర్ణమాసీమితి పౌర్ణమాసీం చ న నోప ఉపైత్ ఐత్తే తే ఏనుం తే అయితే ఏనమభి అభిసం సమనహ్యేతాం అణహ్యేతాంతం తంయక్ష్మః యక్ష్మ ఆర్చత్ ఆర్చద్రాజానం రాజానం యక్ష్మః యక్ష్మ ఆరత్ ఆరదితి ఇది తత్ తద్రాజయక్ష్మస్య రాజయక్ష్మస్య జన్మ రాజయక్ష్మస్యేతి రాజయక్ష్మస్య జన్మయత్ యత్పాపీయాన్ పాపీయానభవత్ అభవత్తత్ తత్పాపయక్ష్మస్య పాపయక్ష్మస్య యత్ పాపయక్ష్మస్యేతి పాపయక్ష్మస్య యజ్జాయాభ్యాం జాయాభ్యామవిందత్ అవిందత్తత్ తజ్జాయేణ్యస్య జాయేణ్యస్య యః య ఏవం ఏవమేతేషాం ఏతేషాం యక్ష్మాణాం యక్ష్మాణాం జన్మ జన్మ వేద వేదన నైనం ఏనమేతే ఏతే యక్ష్మాః లక్ష్మా విందంతి విందంతి సహ స ఏతే ఏతే ఏవ ఏతే ఇత్యేతే ఏవ నమస్యన్ నమస్యన్నుప ఉపాధావద్ అధావత్తే తే అబ్రూతాం తే ఇది తే అబ్రూతాం వరం వరం వృణావహి వృణావహ ఆవం ఆవం దేవానాం దేవానాం భాగధే భాగధే అసావ భాగధే ఇది భాగధే అసావావద్ ఆవదధి అధి దేవాః దేవా ఇజ్యాంతై ఇజ్యాంతా ఇది ఇది తస్మాత్ తస్మాత్ సదృశీనాం సదృశీనాగుం రాత్రీణాం రాత్రీణామమావాస్యాయాం అమావాస్యాయాం చ అమావాస్యాయామిత్యమావాస్యాయాం చ పౌర్ణమాస్యాం పౌర్ణమాస్యాం చ పౌర్ణమాస్యామిది పౌర్ణమాస్యాం చ దేవాః దేవా ఇజ్యంతే ఇజ్యంత ఏతే ఏతే హి ఏతే ఇత్యేతే హి దేవానాం దేవానాం భాగధే భాగధే భాగధాః భాగధే ఇది భాగధే భాగధా అస్మై భాగధా ఇది భాగధాః అస్మై మనుష్యాః మనుష్యాభవంతి యః ఏవం ఏవం వేద వేదభూతాని భూతాని క్షుధం క్షుధమఘ్నన్ అఘ్నాన్ సద్యః సద్యో మనుష్యాః మనుష్యా అర్ధమాసే అర్ధమాసే దేవాః అర్ధమాస ఇత్యర్ధమాసే దేవా మాసి మాసి పితరః పితరః సంవత్సరే సంవత్సరే వనస్పతయః సంవత్సర ఇది సంవత్సరే వనస్పతయస్తస్మాత్ తస్మాదహరః అహరహర్మనుష్యాః అహరహరిత్యహ అహః మనుష్యా అశనం అశనమిచ్ఛంతే ఇచ్ఛంతే అర్ధమాసే అర్ధమాసే దేవాః అర్ధమాస ఇత్యర్ధమాసే దేవా యుజ్యంతే యుజ్యంతే మాసి మాసి పితృభ్యః పితృభ్యః క్రియతే పితృభ్యైతి పితృభ్యః క్రియతే సంవత్సరే సంవత్సరే వనస్పతయః సంవత్సర ఇది సంవత్సరే వనస్పతయః ఫలం ఫలం గృహ్ణంతి గృహ్ణంతి యః ఏవం ఏవం వేద వేదహంతి హంతి క్షుధం క్షుధం భ్రాతృవ్యం భ్రాతృవ్యమిది భ్రాతృవ్యం దేవా వై వై నర్చి రచిన యజుషి యజుష్యశ్రయంత అశ్రయంత తే సామన్ సామన్నేవ ఏవాశ్రయంత అశ్రయంత హిం హిం కరోతి కరోతి సామ సామైవ ఏవాకః అకర్హిం హిం కరోతి కరోతి యత్ర యత్రైవ ఏవ దేవాః దేవా అశ్రయంత అశ్రయంత తదః తదేవ ఏవైనాన్ ఏనాన్ ప్రయుంక్తే యుంక్తే హిం హిం కరోతి కరోతి వాచః వాచ ఏవ ఏవైషః ఏష యోగః యోగో హిం హిం కరోతి కరోతి ప్రజాః ప్రజా ఏవ ప్రజా ఇతి ప్రజాః ఏవ తత్ తద్యజమానః యజమానః సృజతే సృజతే త్రిః త్రిః ప్రథమాం ప్రథమామను అన్వాహ ఆహ త్రిః త్రిరుత్తమాం ఉత్తమాం యజ్ఞస్య ఉత్తమామిత్యుతోత్తమాం యజ్ఞస్యైవ ఏవ తత్ వరసన్ వరసన్ నహ్యతి నహ్యత్యప్రస్రగుంసాయ అప్రస్రగుంసాయ సంతతం అప్రస్రగుంసాయేత్యప్రస్రగుంసాయ సంతతమను సంతతమితి సాంతతం అన్వాహ ఆహ ప్రాణానాం ప్రాణానామన్నాద్యస్య ప్రాణానామితి ప్రాణానాం అన్నాద్యస్య సంతత్యై అన్నాద్యస్యేత్యన్నా అద్యస్య సంతత్యా అథో సంతత్యా ఇది సాంతత్యై అథో రక్షసాం అథో ఇత్యథో రక్షసామపహత్యై అపహత్యై రాధంతరీం అపహత్యా ఇత్యపహత్యై రాధంతరీం ప్రథమాం రాధంతరీమిది రాధంతరీం ప్రథమామను అన్వాహ ఆహ రాధంతరః రాధంతరో వై రాధంతర ఇది రాధంతరః వా అయం అయం లోకః లోక ఇమం ఇమమేవ ఏవ లోకం లోకమభి అభిజయతి ప్రియతి త్రిః త్రిర్వి విగృహాతి గృహాతి త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఇమాన్ ఇమానేవ ఏవ లోకాన్ లోకానభి అభిజయతి ప్రయతి బార్హతీం బార్హతీముత్తమాం ఉత్తమామను ఉత్తమామిత్యుత్తమాం అన్వాహ ఆహ బార్హతః బార్హతో వై వా అసౌ అసౌ లోకః లోకోమం అముమేవ ఏవ లోకం లోకమభి అభిజయతి జయతి ప్రవః ఓవాజా ఆహ రాజా ఇది ఇత్యనిరుక్తాం అనిరుక్తాం ప్రజాపత్యాం అనిరుక్తామిత్యమిహి ఉక్తాం ప్రజాపత్యామను ప్రజాపత్యామిది ప్రజాపత్యాం అన్వాహ ఆహ యజ్ఞః యజ్ఞో వై వై ప్రజాపతిః ప్రజాపతిర్యజ్ఞం ప్రజాపతిరితి ప్రజాపతిః యజ్ఞమేవ ఏవ ప్రజాపతిం ప్రజాపతిమా ప్రజాపతిమిది ప్రజాపతిం ఆరభతే రభతే ప్రవః గోవాజాహ రాజా ఇది ఇత్యాహ అన్వాహ ఆహాన్నం అన్నం వై వై వాజః వాజోన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధే ప్రవః గోవాజాహ వాజా ఇది ఇత్యను అన్వాహ ఆహ తస్మాత్ తస్మాత్ ప్రాచీనం ప్రాచీనగుం రేతః రేతో ధీయతే ధీయతే అగ్నే అగ్న ఆయాహి యాహి వీతయే వీతయ ఇది ఇత్యాహ ఆహ తస్మాత్ తస్మాత్ ప్రతీచీః ప్రతీచీః ప్రజాః ప్రజా జాయంతే ప్రజా ఇది ప్రజాః జాయంతే ప్రవః గోవాజాహ వాజా ఇది ఇత్యను అన్వాహ ఆహ మాసా ఆహ మాసా వై వై వాజా ఆహ రాజా అర్ధమాసాః అర్ధమాసా అభిద్యవః అర్ధమాసాత్యర్ధమాసాః అభిద్యవో దేవాః అభిద్యవ ఇత్యభిద్యవః దేవా హవిష్మంతః హవిష్మంతో గౌః గౌర్ఘృతాచీ ఘృతాచీ యజ్ఞః యజ్ఞో దేవాన్ దేవాన్ జిగాతి జిగాతి యజమానః యజమానః సుమ్నయః సుమ్నయురిదం సుమ్నయురితి సుమ్నాయుః ఇదమసి అసీదం ఇదమసి అసీతి ఇత్యేవ ఏవ యజ్ఞస్య యజ్ఞస్య ప్రియం ప్రియం ధామ ధామావ అవరుంధే రుంధేయం యం కామయేత కామయేత సర్వం సర్వమాయుః ఆయుర్యాద్ యాదితి ఇతి ప్రపః ఓవాజా ఆహ వాజా ఇది తస్య తస్యానోచ్య అనోచ్యాగ్నే అనోచ్యేత్యనోచ్య అగ్న ఆయాహి యాహి వీతయే వీతయ ఇది సంతతం సంతతముత్తరం సంతతమితి సంతతం ఉత్తరమర్ధర్చం ఉత్తరమిత్యదోర్ధం అర్ధర్చమా అర్ధర్చమిత్యర్ధార్చం ఆలభేత లభేత ప్రాణేన ప్రాణేన ఇవ ప్రాణేనేతి ప్రాణేన ఏవాస్య అస్యాపానం అపానం దాధార అపానమిత్యపానం దాధార సర్వం సర్వమాయుః ఆయురేతి ఏతి యః యో వై వా అరత్నిం అరత్నికం సామిధేనీనాం సామిధేనీనాం వేద సామిధేనీనామితి సామిధేనీనాం వేదారత్నౌ అరత్నామేవ ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యం కృతే కృతేర్ధర్చౌ అర్ధర్చౌ సమ్ అర్ధర్చావిత్యర్ధార్చౌ సందధాతి దధాత్యేష ఏష వై వాహరత్ని రత్నిస్ సామిధేనీనాం సామిధేనీనాయ సామిధేనీనామితి సామిధేనీనాం ఏవం ఏవం వేద వేదారత్నౌ రత్నావేవ ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యం కురుతే కురుత ఋషేర్ఋషే ఋషేర్ఋషేర్వై ఋషేర్ఋషేరిత్యుషే ఋషే వా ఏతాః ఏతా నిర్మితాః నిర్మితాయత్ నిర్మితా ఇతి నిహీమితాః యత్సామిధేన్యః సామిధేన్యస్తాః సామిధేన్య ఇది సామిధేన్యః ఆయత్ యత్సంయుక్తాః అసంయుక్తాః స్యుః అసంయుక్తా ఇత్యసంయుక్తాః స్యుః ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రాజయా పశుభిర్యజమానస్య పశుభిరితి పశుభిః యజమానస్య వితిష్ఠేరన్ తిష్ఠేరన్నర్ధర్చౌ అర్ధర్చౌ సమ్ అర్ధర్చావిత్యర్ధార్చౌ సందధాతి దధాతి సమ్ సంయునక్తి యునక్త్యేవ ఏవైనాః ఏనాస్తాః తా అస్మై అస్మై సంయుక్తాః సంయుక్తా అవరుద్ధాః సంయుక్తా ఇతి సంయుక్తాః అవరుద్ధా సర్వాం అవరుద్ధా ఇత్యవరుద్ధాః సర్వామాశిషం ఆశిషం దుఃఖ్రే ఆశిషమిత్యాశిషం దుఃఖ్ర ఇతి దుఃఖ్రే అయజ్ఞో వై వా ఏషయ యో సామా అసామాగ్నే అగ్న ఆయాహి యాహి వీతయే వీతయ ఇతి ఇత్యాహ ఆహ రథంతరస్య రథంతరస్యైష రథంతరస్యేతి రథంతరస్య ఏష వర్ణ వర్ణస్తం తంత్వా త్వా సమిద్భి సమిద్భిరంగిర సమిద్భిరితి సమిద్భిః అంగిర ఇది ఇత్యాహ ఆహ వామదేవ్యస్య వామదేవ్యస్యైష వామదేవ్యస్యేషి వామదేవ్యస్య ఏష వర్ణ వర్ణో బృహద్ బృహదగ్నే అగ్నే సువీర్యం సువీర్యమితి సువీర్యమితి సౌవీర్యం ఇత్యాహ ఆహ బృహత బృహత ఏష ఏష వర్ణ వర్ణో యత్ యదేతం ఏతం త్రిజం త్రిజమన్వాహ అన్వాహ యజ్ఞం అన్వాహేత్యనో ఆహ యజ్ఞమేవ ఏవ తత్ సామన్వందం సామన్వందం కరోతి సామన్వందమితి సామన్వందం కరోత్యగ్నిః అగ్నిరముష్మిన్ అముష్మిన్ లోకే లోక ఆసీత్ ఆసీదాదిత్యః ఆదిత్యోస్మిన్ అస్మింతౌ తావిమౌ ఇమౌ లోకౌ లోకావశాంతౌ అశాంతావాస్తాం ఆస్తాంతే తే దేవాః దేవా అబ్రువన్ అబ్రువన్నా ఏత ఇతేమౌ ఇమౌ వి విపరి పర్యూహామ ఊహామేతి ఇత్యగ్నే అర్ధ ఆయాహి యాహి వీతయే వీతయ ఇతి ఇత్యస్మిన్ అస్మిన్ లోకే లోకే అగ్నిమ్ అగ్నిమదధుః అదధుర్బృహత్ బృహదగ్నే అగ్నే సువీర్యం సువీర్యమితి సువీర్యమితి సువీర్యం ఇత్యముష్మిన్ అముష్మిన్ లోకే లోక ఆదిత్యం ఆదిత్యం తతః తదో వై వా ఇమౌ ఇమౌ లోకౌ లోకావశామ్యతాం అశామ్యతాయత్ యదేవం ఏవమన్వాహ అన్వాహానయోః అన్వాహేత్యనో ఆహ అనయోర్లోకయోః లోకయోః శాంతిః శాంతిః శామ్యతః శామ్యతోస్మై అస్మా ఇమౌ ఇమౌ లోకౌ లోకౌ యః యదేవం ఏవం వేద వేద పంచదశ పంచదశ సామిధేనీః పంచదశేతి పంచదశ సామిధేనీరును సామిధేనీరితి సామిధేనీః అన్వాహ ఆహ పంచదశ పంచదశ వై పంచదశేతి పంచదశ వా అర్ధమాసస్య అర్ధమాసస్య రాత్రయః అర్ధమాసస్యేత్యర్ధమాసస్య రాత్రయోర్ధమాసశః అర్ధమాసశః సంవత్సరః అర్ధమాసశైత్యర్ధమాసశః సంవత్సర ఆప్యతే సంవత్సర ఇది సంవత్సరః ఆప్యతే తస్మాత్ తాసాం త్రీణి త్రీణి చ శతాని శతాని షష్టిః షష్టిశ్చ చాక్షరాణి అక్షరాణి తావతీః తావతీః సంవత్సరస్య సంవత్సరస్య రాత్రయః సంవత్సరస్యేతి సంవత్సరస్య రాత్రయోక్షరశః అక్షరశ ఏవ అక్షరశరిత్యక్షరశః ఏవ సంవత్సరం సంవత్సరమాప్నోతి సంవత్సరమితి సంవత్సరం ఆప్నోతి నృమేధః నృమేధశ్చ నృమేధరితి నృమేధః చ పరుక్షేపః పరుక్షేపశ్చ తర్బ్రహ్మవాద్యం బ్రహ్మవాద్యమవదేతా బ్రహ్మవాద్యమితి బ్రహ్మవాద్యం అవదేతామస్మిన్ అస్మిన్నారౌ దానావార్ద్రే ఆర్ద్రే అగ్నిం అగ్నిం జనయావ జనయావ యతరః యతరో నౌ నౌ బ్రహ్మీయాన్ బ్రహ్మీయానితి నృమేధః నృమేధోభి ప్రమేధ ఇది నృమేధః అభ్యవదత్ అవదత్స సూమం ధూమజనయ అజనయత్ పరుక్షేపః పరుక్షేపోభి అభ్యవదత్ అవదత్స సోగ్ని అగ్నిమజనయత్ అజనయదృశే దృశ ఇది ఇత్యబ్రవీద్ అబ్రవీద్యత్ యత్ సమావద్ సమావద్విద్వ విద్వ కథా కథా త్వం త్వమగ్నిం అగ్నిమజీజనః అజీజనో నాహం అహమితి ఇది సామిధేనీనా సామిధేనీనామేవ సామిధేనీనామితి సామిధేనీనాహం ఏవాహం అహం వర్ణం వర్ణం వేద వేదేతి ఇత్యబ్రవీద్ అబ్రవీద్యత్ యద్ఘృతవత్ ఘృతవత్ పదం ఘృతవదితి ఘృతావత్ పదమనోచ్యతే అనోచ్యతే సహ అనోచ్యత ఇత్యనో ఉచ్యతే స ఆసాం ఆసాం వర్ణ వర్ణస్తం తంద్వారా సా సమిద్భిః సమిద్భిరంగిరః సమిద్భిరితి సమితభిః అంగిరైరి ఇత్యాహ ఆహ సామిధేనీషు సామిధేనీష్వేవ సామిధేనీష్విది సామిధేనీషు ఏవ తత్ తజ్జ్యోతిః జ్యోతిర్జనయతి జనయతి స్త్రియః స్త్రియస్తేన తేన యత్ యదృచః ఋచ స్త్రియః స్త్రియస్తేన తేన యత్ యద్గాయత్రియః గాయత్రియ స్త్రియః స్త్రియస్తేన తేన యత్ యత్సామిధేన్యః సామిధేన్యో వృషణ్వతీం సామిధేన్య ఇది సామిధేన్యః వృషణ్వతీమను వృషణ్వతీమితి వృషణ్వతీం అన్వాహ ఆహతేన తేన పుగ్గుస్వతీః పుగ్గుస్వతీస్తేన తేన సేంద్రాః సేంద్రాస్తేన సేంద్రా ఇది సా ఇంద్రాః తేన మిథునాః మిథునా అగ్నిః అగ్నిర్దేవానాం దేవానాం దూతః దూత ఆసీత్ ఆసీదుశనా దుశనా కావ్యః కావ్యోసురాణాం అసురాణాం తౌ తౌ ప్రజాపతిం ప్రజాపతిం ప్రశ్నం ప్రజాపతిమితి ప్రజాపతిం ప్రశ్నమైతాం ఏతాగుంసః స ప్రజాపతిః ప్రజాపతిరగ్నిం ప్రజాపతిమితి ప్రజాపతిః అగ్నిం దూతం దూతం వృణీమహే వృణీమహ ఇది ఇత్యభి అభి పర్యావర్తత పర్యావర్తత తపః పర్యావర్తతేతి పరి ఆవర్తత తతో దేవాః దేవా అభవన్ అభవన్వరాః అరాసురాః అససురా యస్య యస్యైవం ఏవం విదుషః విదుషోగ్నిం అగ్నిం దూతం దూతం వృణీమహే వృణీమహ ఇది ఇత్యన్వాహ అన్వాహ భవతి అన్వాహేత్యనువాహ భవత్యాత్మనాః ఆత్మనాపరా పరా అస్య అస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యో భవతి భవత్యద్ధరవతీం అద్ధరవతీమను అద్ధరవతీమిత్యద్ధరావతీం అన్వాహ ఆహ భ్రాతృవ్యం భ్రాతృవ్యమేవ ఏవైతయా ఏతయా ధరతి ధరతి శోచిష్కేశః శోచిష్కేశస్తం శోచిష్కేశ ఇది శోచిః కేశః తమీమహే ఈమహ ఇది ఇత్యాహ ఆహ పవిత్రం పవిత్రమేవ ఏవైతత్ ఏతద్యజమానం యజమానమేవ ఏవైతయా ఏతయా పవయతి పవయతి సమిద్ధః సమిద్ధో అగ్నే సమిద్ధ ఇది సాంయుద్ధః అగ్నాహుత ఆహుతేతి ఆహుతేత్యాహుత ఇత్యాహ ఆహ పరిధిం పరిధిమేవ పరిధిమిది పరిధిం ఏవైతం ఏతం పరి ప్రతిధాతి తథాత్యస్కందాయ అస్కందాయ యత్ యదతః తత ఊర్ధ్వం ఊర్ధ్వమభ్యాదధ్యాత్ అభ్యాదధ్యాద్యథా అభ్యాదధ్యాదిత్యభి ఆదధ్యాత్ యథా బహిః పరిధి బహిః పరిధి స్కందతి బహిః పరిధీతి బహిః పరిధి స్కందతి తాదృగ తాదృగేవ ఏవ తత్ తత్రయః త్రయో వై వా అగ్నయః అగ్నయో హవ్యవాహనః అవ్యవాహనో దేవానాం అవ్యవాహన ఇది హవ్యవాహనః దేవానాంగవ్యవాహనః అవ్యవాహనః తృణాం అవ్యవాహన ఇది హవ్యవాహనః తృణాగుం సహరక్షాః సహరక్షా అసురాణాం సహరక్షా ఇది సహరక్షాః అసురాణాం తే ఏతర్హి ఏతర్హ్యా ఆశకంసంతే మాం వరిష్యతే మాం మామితి ఇది వృణీధ్వం వృణీధ్వకం హవ్యవాహనం అవ్యవాహనమిది అవ్యవాహనమిది హవ్యావాహనం ఇత్యాహ ఆహయః ఏవ దేవానాహం దేవానాంతం తం వృణీతే వృణీత ఆరుషేయం ఆరుషేయం వృణీతే వృణీతే బంధోః బంధోరేవ ఏవన నైతి ఏత్యథో అథో సంతత్యై అథో ఇత్యథో సంతత్యై పరస్తాత్ సంతత్యా ఇతి సంతత్యై పరస్తాదర్వాచః అర్వాచో వృణీతే వృణీతే తస్మాత్ పరస్తాత్ పరస్తాదర్వాంచః అర్వాచో మనుష్యాన్ మనుష్యాన్ పితర పితరోను అను ప్రపిపతే పిపత ఇది పిపతే అగ్నే మహాన్ మహాగుంపసి అసీతి ఇత్యాహ ఆహ మహాన్ మహాణి ఏష యదగ్నిః అగ్నిర్బ్రాహ్మణ బ్రాహ్మణేతి ఇత్యాహ ఆహ బ్రాహ్మణ బ్రాహ్మణో హి ఏష భారత భారతేతి ఇత్యాహ ఆహైష ఏష హి హి దేవేభ్యో హవ్యం హవ్యం భరతి భరతి దేవేద్ధ దేవేద్ధ ఇది దేవేద్ధ ఇది దేవ ఇద్ధ ఇత్యాహ ఆహ దేవాః దేవా హి ఏతమ్ ఏతమైంధత ఐంధతమన్విద్ధ మన్విద్ధ ఇది మన్విద్ధ ఇది మనో ఇద్ధ ఇత్యాహ ఆహ మనుః మనుర్హి ఏతమ్ ఏతముత్తర ఉత్తరో దేవేభ్య ఉత్తర ఇత్యుదుతర దేవేభ్య ఐంధ ఐంధ విశిష్టుత విశిష్టుత ఇది విశిష్టుత ఇత్యర్షీ స్తుత ఇత్యాహ ఆహ ఋషయ ఋషయో హి హ్యేతమ్ ఏదమస్తువన్ అస్తువన్ విప్రానుమదిత విప్రానుమదిత ఇది విప్రానుమదిత ఇది విప్రా అనుమదిత ఇత్యాహ ఆహ విప్రాహ విప్రాహి హ్యేతే ఏతేత్ యచ్చుశ్రువాగుంస శుశ్రువాగుంస కవిశస్త కవిశస్త ఇది కవిశస్త ఇది కవీశస్త ఇత్యాహ ఆహ కవయ కవయో హి హ్యేతే ఏతేత్ యచ్చుశ్రువాగుంస శుశ్రువాగుంసో బ్రహ్మసగుంసిత బ్రహ్మసగుంసిత ఇది బ్రహ్మసగుంసిత ఇది బ్రహ్మసగుంసిత ఇత్యాహ ఆహ బ్రహ్మసగుంసిత బ్రహ్మసగుంసితో హి బ్రహ్మసగుంసిత ఇది బ్రహ్మసగుంసిత ఏష ఏష ఘృతాహవన ఘృతాహవన ఇది ఘృతాహవన ఇది ఘృత ఆహవన ఇత్యాహ ఆహ ఘృతాహుతిః ఘృతాహుతిరిహి ఘృతాహుతిరిది ఘృత ఆహుతిః యస్య అస్య ప్రియతమా ప్రియతమా ప్రణీః ప్రియతమేది ప్రియతమా ప్రణీర్యజ్ఞానాం ప్రణీరిది ప్రాణీః యజ్ఞానామితి ఇత్యాహ ఆహ ప్రణీః ప్రణీర్హి ప్రణీరిది ప్రాణీః ఏష ఏష యజ్ఞానాం యజ్ఞానాగుం రథీః రథీరధ్వరాణాం అధ్వరాణామితి ఇత్యాహ ఆహైష ఏష హి ఇదేవరథ దేవరథోదూర్త దేవరథ ఇది దేవరథ అదూర్తో హోత హోతేతి ఇత్యాహ ఆహన నహి హ్యేతమ్ ఏతంకః కశ్చన చన తరతి తరచి తూర్ణిః తూర్ణిరహవ్యవాట్ హవ్యవాడితి హవ్యవాడితి హవ్యావాడ్ ఇత్యాహ ఆహ సర్వం సర్వగం హి హ్యేష ఏష తరతి తరత్యాస్పాత్రం ఆస్పాత్రం జుహోః జుహోర్దేవానాం దేవానామితి ఇత్యాహ ఆహ జుహూః జుహోర్హి ఏష ఏష దేవానాం దేవానాం చమసః చమసో దేవపానః దేవపాన ఇది దేవపాన ఇది దేవపానః ఇత్యాహ ఆహ చమసః చమసో హి ఏష ఏష దేవపానః దేవపానోరాన్ దేవపాన ఇది దేవపానః అరాగుం ఇవ ఇవాగ్నే అగ్నే నేమిః నేమిర్దేవాన్ దేవాగస్త్వం త్వం పరిభూః పరిభూరసి పరిభూరితి పరిభూః అసీతి ఇత్యాహ ఆహ దేవాన్ దేవాన్ హి ఏష ఏష పరిభూః పరిభూర్యత్ పరిభూరితి పరిభూః యద్బ్రూయాత్ బ్రూయాదా ఆవహ వహ దేవాన్ దేవాన్ దేవయతే దేవయతే యజమానాయ దేవయత ఇతి దేవయతే యజమానాయేతి ఇతి భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్మై అస్మై జనయేత్ జనయేదా ఆవహ వహ దేవాన్ దేవాన్ యజమానాయ యజమానాయేతి ఇత్యాహ ఆహ యజమానం యజమానమేవ ఏవైతేన ఏతేన వర్ధయతి వర్ధయత్యగ్నిమగ్నే అగ్న ఆవహ వహ సోమం సోమమా ఆమహ వహేతి ఇత్యాహ ఆహ దేవతాః దేవతా తద్యథా పూర్వం యథా పూర్వం యథా పూర్వమితి యథా పూర్వం ఉపహ్వయతే హ్వయత ఆచ్నే అగ్నే దేవాన్ దేవాన్ వహ వహ సుయజా సుయజా చ సుయజేతి సూయజా సయజ యజ జాతవేద జాతవేద ఇది జాతవేద ఇది జాతవేద ఇత్యాహ్ని అగ్నిమేవ ఏ తత్ తత్సం సర్గిష్యతి శ్యతి సహ సోస్య అస్య సగుంషితః సగుంషితో దేవేభ్యః సగుంషిత ఇది సంషితః దేవేభ్యో హవ్యం హవ్యం వహతి వహత్యగ్నిః అగ్నిర్హోతాః హోతేతి ఇత్యాహ ఆహాగ్నిః అగ్నిర్వై వై దేవానాం దేవానాగుం హోతాః హోతాయః ఏవ దేవానాం దేవానాగుం హోతాః హోతాతం తం వృణీతే వృణీతే స్మ స్మో వయమ్ వయమితి ఇత్యాహ ఆహాత్మానం ఆత్మానమేవ ఏవ సత్వం సత్వం గమయతి సత్వమితి సత్వం గమయతి సాధు సాధుతే యజమాన యజమాన దేవత దేవతేతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాహాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తేయత్ యద్బ్రూయాద్ బ్రూయాద్యః యోగ్నిమ్ అగ్నిగుం హోతారం హోతారమవృథాః అవృథా ఇతి ఇత్యగ్నినాః అగ్నినో భయతః ఉభయతో యజమానం యజమానం పరి పరిగృహీయాత్ గృహీయాత్ ప్రమాయుకః ప్రమాయుక స్యాత్ ప్రమాయుక ఇతి ప్రామాయుకః స్యాద్యజమానదేవత్యాః యజమానదేవత్యా వై యజమానదేవత్యేతి యజమానదేవత్యాః వై గృహోః గృహోర్భ్రాతృవ్యదేవత్యాః భ్రాతృవ్యదేవత్యోపభృత్ భ్రాతృవ్యదేవత్యేతి భ్రాతృవ్యా దేవత్యాః ఉపభృజ్యత్ ఉపభృజిత్యుపభృత్ యద్వే ద్వే ఇవ ద్వే ఇతి ద్వే ఇవ బ్రూయాద్ బ్రూయాద్భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్మై అస్మై జనయేత్ వినయన్ ఘతవతీ ఘతవతీమధ్వర్యో ఘతవతీమితి ఘతావతీ అధ్వర్యో సృతం అధ్వర్యో ఇత్యధ్వర్యో సృతమా ఆస్యస్వ అస్యస్వేతి ఇత్యాహ ఆహయజమాను యజమానమేవ ఏవైతేన ఏతేన వర్ధయతి వర్ధయతి దేవాయువం ఏ వాయువమితి ఏ వాయువమితి దేవాయువం ఇత్యాహ ఆహ దేవాన్ దేవాన్ హి యేషా ఏషావతి అవతి విశ్వవారాం విశ్వవారామితి విశ్వవారామితి విశ్వవారాం ఇత్యాహ ఆహ విశ్వం విశ్వగం హి యేషా ఏషావతి అవతీడామహి ఈడామహి దేవాన్ దేవాగుం ఈడేన్యాన్ ఈడేన్యాన్ నమస్యామ నమస్యామ నమస్యాన్ నమస్యాన్ యజామ యజామ యజ్ఞాన్ యజ్ఞాలితి ఇత్యాహ ఆహ మనుష్యాహ మనుష్యా వై వా ఈడేన్యాహ ఈడేన్యాహ పితర పితరో నమస్యాహ నమస్యా దేవాహ దేవా యజ్ఞాహ యజ్ఞా దేవతాహ దేవతా ఏవ ఏవతత్ తద్యథా భాగం యథా భాగం యజతి యథా భాగమితి యథా భాగం యజతీతి యజతి త్రిగస్త్రచార త్రిచారను అనుబ్రూయాద్ బ్రూయాద్రాజన్యస్య రాజన్యస్య త్రయః త్రయో వై వా అన్యే అన్యే రాజన్యాత్ రాజన్యాత్ పురుషాః పురుషా బ్రాహ్మణః బ్రాహ్మణో వైశ్యః వైశ్యశూద్రః శూద్రస్తాన్ తామేవ ఏవాస్మై అస్మానుకాన్ అనుకాన్ కరోతి అనుకానిత్యనుకాన్ కరోతి పంచదశ పంచదశాను పంచదశేతి పంచదశ అనుబ్రూయాద్ బ్రూయాద్రాజన్యస్య రాజన్యస్య పంచదశ పంచదశో వై పంచదశ ఇది పంచదశ వైరాజన్యః రాజన్యస్వే స్వ ఏవ ఏవైనం ఏనగ్స్తోమే స్తోమే ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి త్రిష్టుభాః త్రిష్టుభా పరి పరిదధ్యాత్ దధ్యాదింద్రియం ఇంద్రియం వై వై త్రిష్టుక్ త్రిష్టుగింద్రియకామః ఇంద్రియకామః ఖలు ఇంద్రియకామైతి ఇంద్రియకామః ఖలు వై వైరాజన్యః రాజన్యో యజతే యజతే త్రిష్టుభాః త్రిష్టుభైవ ఏవాస్మై అస్మా ఇంద్రియం ఇంద్రియం పరి పరిగృహ్ణాతి గృహ్ణాతి యది యది కామయేత కామయేత బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమస్తు బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అస్తి ఇది గాయత్ర్యా గాయత్ర్యా పరి పరిదధ్యాత్ తద్భ్యాద్బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం వై బ్రహ్మవర్చసమితి బ్రహ్మ వర్చసం వై గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మ వర్చసం ఏవ భవతి భవతి సప్తదశ సప్తదశాను సప్తదశేపి సప్తాదశ అనుబ్రూయాద్ బ్రూయాద్వైష్యస్య వైష్యస్య సప్తదశ సప్తదశో వై సప్తదశ ఇది సప్తాదశ వై వైష్య వైష్యస్వే స్వేవ ఏవైనం ఏనగ్స్తోమే స్తోమే ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి జగత్యా జగత్యా పరి పరిదధ్యాద్ అధ్యాజ్జాగతాః జాగత వై వై పశవః పశవః పశుకామః పశుకామః ఖలు పశుకామయితి పశుకామః ఖలు వై వై వైష్యః వైష్యో యజతే యజతే జగత్యా జగత్యైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూన్ పరి పరిగృహ్ణాతి గృహ్ణాత్యేక విపుంశం ఏక విపుంశతి మనో ఏక విపుంశతిమిత్యేకా విపుంశతి అనుబ్రూయాత్ బ్రూయాత్ ప్రతిష్టాకామస్య ప్రతిష్టాకామస్యైక విపుంశః ప్రతిష్టాకామస్యేది ప్రతిష్టాకామస్య ఏక విపుంశ స్తోమానాం ఏక విపుంశ ఇత్యేక విపుంశః స్తోమానాం ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠేతి ప్రతిష్ఠ ప్రతిష్ఠిత్యై చతుర్విపుంశతి ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై చతుర్విపుంశతి మనో చతుర్విపుంశతిమితి చతుః విపుంశతి అనుబ్రూయాద్ బ్రూయాద్ బ్రహ్మవర్చసకామస్య బ్రహ్మవర్చసకామస్య చతుర్విపుంశత్యక్షరా బ్రహ్మవర్చసకామస్యేది బ్రహ్మవర్చసకామస్య చతుర్విపుంశత్యక్షరా గాయత్రీ చతుర్విపుంశత్యక్షరేతి చతుర్విపుంశతి అక్షరా గాయత్రీ గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యా బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం గాయత్ర్యైవ ఏవాస్మై అస్మై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం అవరుంధే రుంధే త్రిగుంశతం త్రిగుంశతమనో అనుబ్రూయాద్ బ్రూయాదన్నకామస్య అన్నకామస్య త్రిగుంశదక్షరా అన్నకామస్యేత్యన్నకామస్య త్రిగుంశదక్షరా విరాట్ త్రిగుంశదక్షరేతి త్రిగుంశత్ అక్షరా విరాడన్నం విరాడితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాడితి వీరాట్ విరాజ ఇవ విరాజేతి వీరాజా ఏవాస్మై అస్మాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధే రుంధే ద్వాత్రిగుంశతం ద్వాత్రిగుంశతమనో అనుబ్రూయాద్ బ్రూయాత్ ప్రతిష్టాకామస్య ప్రతిష్టాకామస్య ద్వాత్రిగుంశదక్షరా ప్రతిష్టాకామస్యేతి ప్రతిష్టాకామస్య ద్వాత్రిగుంశదక్షరా నుష్టుక ద్వాత్రిగుంశదక్షరేతి ద్వాత్రిగుంశతి అక్షరా అనుష్ఠుగనుష్ఠుప్ అనుష్ఠుగిత్యనుష్ఠుప్ అనుష్ఠుఛందసాం అనుష్ఠుగిత్యనుష్ఠుప్ ఛందసాం ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠేతి ప్రతిష్ఠ ప్రతిష్ఠిత్యై షట్త్రిగుంశతం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై షట్త్రిగుంశతమ షట్త్రిగుంశతమితి షట్ త్రిగుంశతం అనుబ్రూయాద్ బ్రూయాత్ పశురామస్య పశురామస్య షట్త్రిగుంశదక్షరా పశురామస్యేది పశుకామస్య షట్త్రిగుంశదక్షరా బృహతి షట్త్రిగుంశదక్షరే షట్త్రిగుంశదక్షరా బృహతీ వార్హతాః వార్హతాః పశవః పశవో బృహత్యా బృహత్యైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే చతుశ్చత్వారివింశతం చతుశ్చత్వారివింశతమనో చతుశ్చత్వారివింశతమితి చతుః చత్వారివింశతం అననుబ్రూయాద్ బ్రూయాదింద్రియకామస్య ఇంద్రియకామస్య చతుశ్చత్వారివింశదక్షరా ఇంద్రియకామస్యేది ఇంద్రియకామస్య చతుశ్చత్వారివింశదక్షరా త్రిష్టు చతుశ్చత్వారివింశదక్షరేతి చతుశ్చత్వారివింశత్ అక్షరా త్రిష్టు ఇంద్రియం ఇంద్రియం త్రిష్టుప్ త్రిష్టుప్ త్రిష్టుభాః త్రిష్టుభైవ ఏవాస్మై అస్మాదింద్రియం ఇంద్రియమవ అవరుంధే రుంధే అష్టాచత్వారివింశతం అష్టాచత్వారివింశతమనో అష్టాచత్వారివింశతమిత్యష్టాచత్వారివింశతం అనుబ్రూయాద్ బ్రూయాత్ పశుకామస్య పశురామస్యాష్టాచత్వారివింశదక్షరా పశురామస్యేతి పశుకామస్య అష్టాచత్వారివింశదక్షరా జగతి అష్టాచత్వారివింశదక్షరేత్యష్టాచత్వారివింశత్ అక్షరా జగతి జాగతాః జాగతాః పశవః పశవో జగత్యా జగత్యైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే సర్వాణి సర్వాణి ఛందాగుంసి ఛందాగస్యను అలం బ్రూయాద్ బ్రూయాద్బహుయాజిన బహుయాజిన సర్వాణి బహుయాజిన ఇది బహుయాజిన సర్వాణి వై వా ఏతస్య ఏతస్య ఛందాగుంసి ఛందాగస్య వరుద్ధాని అవరుద్ధాని యః అవరుద్ధాని చవరుద్ధాని యో బహుయాజీ బహుయాజ్యపరిమితం బహుయాజీతి బహుయాజీ అపరిమితమును అపరిమితమిత్యపరిమితం అనుబ్రూయాద్ బ్రూయాదపరిమితస్య అపరిమితస్యావరుద్ధి అపరిమితస్యేత్యపరిమితస్య అవరుద్ధ్యావరుద్ధి నివీతం మనుష్యాణాం నివీతమితి నివీతం మనుష్యాణాం ప్రాచీనావీతం ప్రాచీనావీతం పితృణాం ప్రాచీనావీతమితి ప్రాచీన ఆవీతం పితృణముపవీతం ఉపవీతం దేవానాం ఉపవీతమిత్యుపవీతం దేవానాముప ఉపవ్యయతే దీయతే దేవలక్ష్మం దేవలక్ష్మమేవ దేవలక్ష్మమితి దేవలక్ష్మం తత్కృతే కృతే తిష్టన్ తిష్టన్ను అన్వాహ వాహ తిష్టన్ తిష్టన్ హి చాశ్రుతతరం ఆశ్రుతతరం మదతి ఆశ్రుతతరమిత్యాశ్రుతాతరం వదతి తిష్టన్ తిష్టన్ను అన్వాహ ఆహ సువర్గస్ సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్యాభిజిత్యై అభిజిత్యా ఆసీన అభిజిత్యా ఇత్యభిజిత్యై ఆసీనో నిజతి నిజత్యస్మిన్ అస్మిన్నేవ ఏవ లోకే లోకే ప్రతి ప్రతిష్టతి తిష్టతి యత్ యత్ క్రౌంశం క్రౌంశమన్వాహ అన్వాహాసురం అన్వాహేత్యము ఆహ ఆసురం తత్ తద్యత్ యన్మంద్రం మంద్రం మానుషం మానుషం తత్ తద్యత్ యదంతరా అంతరా తత్ తత్సదేవం సదేవమంతరా సదేవమితి సా దేవం అంతరానోచ్యం అనోచ్యకం సదేవత్వాయ అనోచ్యమిత్యనోచ్యం సదేవత్వాయ విద్వాగుంస సదేవత్వాయేతి సదేవాయ విద్వాగుంసో వై వై పురా పురా హోతార హోతారో భూవన్ అభూవన్ తస్మాత్ తస్మాద్విధృతా విధృతా అధ్వాన విధృతా ఇది విధృతా అధ్వానో భూవన్ అభూవన్న పంథాన పంథానస్సం సమరుక్షన్ అరుక్షన్నంతర్వేది అంతర్వేద్యన్య అంతర్వేదీత్యంతః వేది అన్యః పాద పాదో భవతి భవతి బహిర్వేది బహిర్వేద్యన్య బహిర్వేదీతి బహిర్వేది అన్యోథ అథాను అన్వాహ ఆహాధ్వనా అధ్వనాం విధృత్తి విధృత్తి పథాం విధృత్యాధృత్తి పథామసగుంరోహాయ అసగుంరోహాయాథో అసగుంరోహాయేత్యసం రోహాయ అథో భూతం అథో ఇత్యథో భూతం చైవ ఏవ భవిష్యత్ భవిష్యచ్చ చావ అవరుంధే రుంధేతో అథో పరిమితం అథో ఇత్యథో పరిమితం చ పరిమితమితి పరిమితం చైవ ఏవాపరిమితం అపరిమితం చ అపరిమితమిత్యపరిమితం చావ అవరుంధే రుంధేతో అథో గ్రామ్యాన్ అథో ఇత్యథో గ్రామ్యాగిశ్చ చైవ ఏవ పశూన్ పశూనారణ్యాన్ ఆరణ్యాగిశ్చ చావ అవరుంధే రుంధేథో అథో దేవలోకం అథో ఇత్యథో దేవలోకం చ దేవలోకమితి దేవలోకం చైవ ఏవ మనుష్యలోకం మనుష్యలోకం చ మనుష్యలోకమితి మనుష్యాలోకం చాభి అభిజయతి జయతి దేవాః దేవా వై సామిధేనీః సామిధేనీరనోచ్య సామిధేనీరితి సామిధేనీః అనోచ్య యజ్ఞం అనోచ్యేత్యనోచ్య యజ్ఞం నాను అన్వపశ్యన్ అపశ్యాన్ సహ స ప్రజాపతి ప్రజాపతిస్తూష్ణీం ప్రజాపతి ప్రజాపతి తూష్ణీమాఘారం ఆఘారమా ఆఘారమిత్యాఘారం ఆఘారయత్ అఘారయత్త తతో వై వై దేవా దేవాయజ్ఞం యజ్ఞమను అన్వపశ్యన్ అపశ్యమయత్ యత్తూష్ణీం తూష్ణీమాఘారం ఆఘారమాఘారయతి ఆఘారమిత్యాఘారం ఆఘారయతి యజ్ఞస్య ఆఘారయతీత్యాఘారయతి యజ్ఞస్యానుఖ్యాత్యై అనుఖ్యాత్యా అథో అనుఖ్యాత్యా ఇత్యనుఖ్యాత్యై అథో సామిధేనీః అథో ఇత్యథో సామిధేనీరేవ సామిధేనీరితి సామిధేనీః ఏవాభి అభ్యనక్తి అనక్తిలోక్ష అలోక్షో భవతి భవతి యః ఏవం ఏవం వేద వేదాథో అథో తర్పయతి అథో ఇత్యథో తర్పయత్యేవ ఏవైనాహ ఏనాస్తృప్యతి తృప్యతి ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రజయా పశుభిర్యః పశుభిరితి పశుభిః ఏవం ఏవం వేద వేదయత్ యదేకయా ఏకయాఘారయేత్ ఆఘారయేదేకాం ఆఘారయేదిత్యాఘారయేత్ ఏకాం ప్రీణీయాత్ ప్రీణీయాద్ యద్వాభ్యాం ద్వాభ్యాం ద్వే ద్వే ప్రీణీయాత్ ద్వే ఇది ద్వే ప్రీణీయాద్ యత్తిసృభిః తిసృభిరతి తిసృభిరితి తిసృభిః అతితత్ తద్రేచయేత్ రేచయేన్మనసా మనసా ఆఘారయతి ఘారయతి మనసా మనసా హి అనాత్మ అనాత్మమాప్యతే ఆప్యతే తిర్యంచం తిర్యంచమా ఆఘారయతి ఘారయతి అచంబట్కారం అచంబట్కారం వాక్ అచంబట్కారమిత్యచంబట్కారం వాక్చ చ మనః మనశ్చ ఆర్తీయేతాహం ఆర్తీయేతామహం అహం దేవేభ్యః దేవేభ్యో హవ్యం హవ్యం వహామి వహామీతి ఇతి వాక్ వాగబ్రవీద్ అబ్రవీదహం అహం దేవేభ్యః దేవేభ్యేతి ఇది మనః మనస్తౌ తౌ ప్రజాపతిం ప్రజాపతిం ప్రశ్నం ప్రజాపతిమిది ప్రజాపతిం ప్రశ్నమైతాం వైతాగుంస సోబ్రవీత్ అబ్రవీత్ ప్రజాపతిః ప్రజాపతిర్దూతీః ప్రజాపతిరితి ప్రజాపతిః దూతీరేవ ఏవ త్వం త్వం మనసః మనసోసి అసీయత్ యద్ధి హి మనసా మనసా ధ్యాయతి ధ్యాయతి తత్ తద్వాచా వాచా వదతి వదతీతి ఇతి తత్ తత్ఖలు ఖలు తుభ్యం తుభ్యం న వాచా వాచా జుహవన్ జుహవన్నితి ఇత్యబ్రవీత్ అబ్రవీత్ తస్మాత్ తస్మాన్మనసా మనసా ప్రజాపతయే ప్రజాపతయే జుహ్వతి ప్రజాపతయేతి ప్రజాపతయే జుహ్వతి మనః మన ఇవ వహి హి ప్రజాపతిః ప్రజాపతి ప్రజాపతేః ప్రజాపతిరితి ప్రజాపతిః ప్రజాపతేరాప్తీ ప్రజాపతేరితి ప్రజాపతేః ఆప్తీ పరిధీన్ పరిధీన్ సమ్ పరిధీనితి పరిధీన్ సమ్మాష్టి మాష్టి పునాతి నాత్యేవ ఏవైనాన్ ఏనాన్ త్రిః త్రిర్మధ్యమం మధ్యమం త్రయః త్రయో వై వై ప్రాణాః ప్రాణాః ప్రాణాన్ ప్రాణా ఇది ప్రాణాః ప్రాణానేవ ప్రాణాది ప్రాణాన్ ఏవాభి అభిజయతి ప్రయతిత్రిః త్రిర్దక్షిణార్ధ్యం దక్షిణార్ధ్యం త్రయః దక్షిణార్ధ్యమితి దక్షిణార్ధ్యం త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఇమాన్ ఇమానేవ ఏవ లోకాన్ లోకానభి అభిజయతి ప్రయతిత్రిః త్రివృత్తరార్ధ్యం ఉత్తరార్ధ్యం త్రయః ఉత్తరార్ధ్యమిత్యుత్తరార్ధ్యం త్రయో వై వై దేవయానాః దేవయానాః పంథానః దేవయానా ఇతి దేవయానాః పంథానస్తాన్ తానేవ ఏవాభి అభిజయతి దయదిత్రిః త్రివుప ఉపవాజయతి వాజయతి త్రయః త్రయో వై వై దేవలోకాః దేవలోకా దేవలోకాన్ దేవలోకా ఇతి దేవలోకాః దేవలోకానేవ దేవలోకానికి దేవలోకాన్ ఏవాభి అభిజయతి దయతి ద్వాదశ ద్వాదశ సమ్ సంపద్యంతే పద్యంతే ద్వాదశ ద్వాదశ మాసాః మాసాః సంవత్సరః సంవత్సరః సంవత్సరం సంవత్సర ఇది సంవత్సరః సంవత్సరమేవ సంవత్సరమిది సంవత్సరం ఏవ ప్రీణాతి ప్రీణాత్యథో అథో సంవత్సరం అథో ఇత్యథో సంవత్సరమేవ సంవత్సరమిది సంవత్సరం ఏవాస్మై అస్మాప ఉపదధాతి దాది సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేది సువహారస్య లోకస్య సమష్ట్యై సమష్ట్యాఘారం సమష్ట్యా ఇది సమ్ అష్ట్యై ఆఘారమా ఆఘారమిత్యాఘారం ఆఘారయతి ధారయతి తిర తిర ఇవ ఇవ వై వై సువర్గ సువర్గో లోక సువర్గ ఇది సువహాగ లోకస్సువర్గం సువర్గమేవ సువర్గమితి సువహాగం ఏవాస్మై అస్మై లోకం లోకం ప్రరోచయతి రోచయత్రిజుం రుజుమా ఆఘారయతి ధారయత్రిజు రుజురివ ఇవ హి హి ప్రాణ ప్రాణ సంతతం ప్రాణ ఇది ప్రాణ సంతతమా సంతతమితి సంతతం ఆఘారయతి ధారయతి ప్రాణానా ప్రాణానామన్నాద్యస్య ప్రాణానామితి ప్రాణానాం అన్నాద్యస్య సంతత్యై అన్నాద్యస్యేత్యన్న అద్యస్య సంతత్యా అథో సంతత్యా ఇది సంతత్యై అథో రక్షసాం అథోరిత్యథో రక్షసామపహత్యై అపహత్యయ్యం అపహత్యా ఇత్యపహత్యై యం కామయేత కామయేత ప్రమాయుకః ప్రమాయుకః స్యాత్ ప్రమాయుక ఇది ప్రమాయుకః స్యాదితి ఇది జింహం జింహం తస్య తస్యా ఆఘారయేత్ ఆఘారయేత్ ప్రాణం ప్రాణమేవ ప్రాణమితి ప్రాణం ఏవాస్మాత్ అస్మాజ్జిహ్మం జిహ్మం నయతి నయతి తాజక్ తాజక్ ప్రమీయతే మీయతే శిర శిరో వై వా ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య యత్ యదాఘార ఆఘార ఆత్మా ఆఘార ఇత్యాఘార ఆత్మా ధ్రువ ధ్రువాఘారం ఆఘారమాఘార్య ఆఘారమిత్యాఘారం ఆఘార్యధ్రువా ఆఘార్యేత్యాఘార్య ధ్రువాగుంసం సమనక్తి అనక్త్యాత్మన్ ఆత్మన్నేవ ఏవ యజ్ఞస్య యజ్ఞస్య శిర శిర ప్రతి ప్రతిదధాతి దధాత్యగ్నిః అగ్నిర్దేవానాం దేవానాం దూతః దూత ఆసీత్ ఆసీద్దైవ్యః దైవ్యోసురాణాం అసురాణాం తౌ తౌ ప్రజాపతిం ప్రజాపతిం ప్రశ్నం ప్రజాపతిమితి ప్రజాపతిం ప్రశ్నమైతాం ఐతాగుంసః స ప్రజాపతిః ప్రజాపతిర్బ్రాహ్మణం ప్రజాపతిరితి ప్రజాపతి బ్రాహ్మణమబ్రవీద్ అబ్రవీదేతత్ ఏతద్వి విబ్రూహి బ్రూహీతి ఇత్యా ఆశ్రావయ శ్రావయేతి ఇతీదం ఇదం దేవాః దేవాశృణుత శృణుతేతి ఇది వావ వావతత్ తదబ్రవీద్ అబ్రవీదగ్నిః అగ్నిర్దేవః దేవో హోతాః హోతేతి ఇది యః యదేవ ఏవ దేవానాం దేవానాం తమ్ తమవృణీత అవృణీతత తతో దేవా దేవా అభవన్ అభవన్ పరా పరాసురా అసురాయస్య యస్యైవం ఏవం విదుషః విదుషః ప్రవరం ప్రవరం ప్రవృణతే ప్రవరమిది ప్రావరం ప్రవృణతే భవతి ప్రవృణత ఇది ప్రవృణతే భవత్యాత్మనః ఆత్మనా పరా పరా అస్య అస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యో భవతి భవతి యత్ యద్బ్రాహ్మణః బ్రాహ్మణశ్చ చాబ్రాహ్మణః అబ్రాహ్మణశ్చ ప్రశ్నం ప్రశ్నమేయాతాం ఏయాతాం బ్రాహ్మణాయ ఏయాతామిత్యాయాతాం బ్రాహ్మణాయాధి అధిర్బ్రూయాత్ బ్రూయాద్విత్ యద్బ్రాహ్మణాయ బ్రాహ్మణాయాధ్యాః అధ్యాహాత్మనే అధ్యాహేత్యధి ఆహ ఆత్మనేధి అధ్యాహ ఆహయత్ యద్బ్రాహ్మణం బ్రాహ్మణం పరాహ పరాహాత్మానం పరాహేతి పరా ఆహ ఆత్మానం పరాహ పరాహ ఆహ తస్మాత్ తస్మాద్బ్రాహ్మణః బ్రాహ్మణో న పరోచ్యః పరోచ్య ఇది పరా ఉచ్యః ఆయుష్టే త ఆయుర్దాః ఆయుర్దా అగ్నే ఆయుర్దా ఇత్యాయుర్దాః అగ్న ఆప్యాయస్వ ప్రాయస్వ సంతే తేమ నవతే తే హేణః హేణ ఉత్ ఉదుత్తమం ఉత్తమం ప్ర ఉత్తమమిత్యుదుత్తమం ప్రణః నో దేవీ దేవ్యా ఆనః నో దివః దివోగ్నా విష్ణు అగ్నా విష్ణు అగ్నా విష్ణు అగ్నా విష్ణు ఇత్యగ్నాః విష్ణు అగ్నా విష్ణు ఇమం అగ్నా విష్ణు ఇత్యగ్నాః విష్ణు ఇమం మే మే వరుణ వరుణదత్ తత్వా త్వాజామి యామ్యుత్ ఉదు ఉత్యం త్యం చిత్రం చిత్రమితి చిత్రం అపాన్నపాత్ నపాదా ఆహి హ్యస్థాత్ అస్థాదుపస్థం ఉపస్థం జిహ్మానాం ఉపస్థమిత్యుపాస్థం జిహ్మానామూర్ధ్వః ఊర్ధ్వో విద్యుతం విద్యుతం వసానః విద్యుతమితి విద్యుతం వసాన ఇది వసానః తస్యజ్యేష్ఠం జ్యేష్ఠం మహిమానం మహిమానం వహంతీ వహంతీరిహిరణ్యవర్ణాః హిరణ్యవర్ణాః పరి హిరణ్యవర్ణా ఇది హిరణ్యావర్ణాః పరియంతి యంతి యహ్వీః యహ్వీరిది యహ్వీః సమన్యాః అన్యాయంతి యంత్యుప ఉపయంతి యంత్యన్యాః అన్యాః సమానం సమానమూర్వం ఊర్వన్నద్యః నద్యః పృణంతి పృణంతీతి పృణంతి తము ఊశుచిం శుచిగుం శుచయః శుచయోదీది వాగుంసం దీది వాగుంసమపా అపాన్నపాతం నపాతం పరి పరితస్థుః తస్థురాపః ఆప ఇత్యాపః తమస్మేరాః అస్మేరాయుమతయః యువతయో యువానం యువానం మర్మృజ్యమానాః మర్మృజ్యమానాః పరి పరియంతి యంత్యాపః ఆప ఇత్యాపః స శుక్రేణ శుక్రేణ శిక్వనా శిక్వనా రేవద్ రేవదగ్నిః అగ్నిర్దీదాయ వీదాయ నిఘ్నః అనిఘ్నో ఘృతనిర్మిక్ ఘృతనిర్మిగప్సు ఘృతనిర్మిగితి ఘృతనిర్మిక్ అప్సిద్యపురుసు ఇంద్రావరుణయోరహం ఇంద్రావరుణయోరితి ఇంద్రావరుణయోః అహం సమ్రాజో సమ్రాజోరవ సమ్రాజోరతి సమ్రాజో అవ ఆవృణే వృణ ఇది వృణే తాన మృడాత మృడాత ఈదృశే ఈదృశ ఇదీదృశే ఇంద్రావరుణాయువం ఇంద్రావరుణేతీంద్రావరుణ యువమధ్వరాజ అధ్వరాజన నో విషే విషేజనాయ జనాయ మహి మహి శర్మ శర్మ యచ్చతం యచ్చతమితి యచ్చతం దీర్ఘ ప్రయజ్యుమతి దీర్ఘ ప్రయజ్యుమితి దీర్ఘ ప్రయజ్యుమ్ అతీయ యోపనుష్యతి మనుష్యతి భయం భయంజయేమ జయేమ పృతనాసు పృతనాసు దూఢ్య దూఢ్య ఇది దూఢ్య కాన నో మిత్రావరుణా మిత్రావరుణా ప్ర మిత్రావరుణేతి మిత్రావరుణా ప్రబాహవా బాహవేతి బాహవా తన్న నో అగ్నే అగ్నే వరుణస్య వరుణస్య విద్వాన్ విద్వాన్ దేవస్య దేవస్య హేడ హేడోవ అవయాసిజీష్ఠా యాసిజీష్ఠా ఇది యాసిజీష్ఠా యజిష్ఠో వన్హితమ వన్హితమ శోషుచాన వన్హితమ ఇది వన్హితమ శోషుచానో విశ్వా విశ్వాద్వేషాగుంసి ద్వేషాగుంసి ప్ర ప్రముగ్ధి ముగ్ధ్యస్మత్ అస్మదిత్యస్మత్ సత్వం త్వన్న నో అగ్నే అగ్నే వమ అవమో భవ భవోతీ ఊతీ నేదిష్ట నేదిష్టో అస్యా ఉషస ఉషసో వ్యుష్టౌ వ్యుష్టావితివి ఉష్టౌ అవయక్ష్వ యక్ష్మణ నో వరుణం వరుణకం నరాణ రాణో వీహి వీహి మృడీకం మృడీకమం సుహవ సుహవో న సుహవ ఇది సుహవ నేధి ఏధీత్యేధి ప్రాయం ప్రేతి ప్ర అయమగ్ని అగ్నిర్భరతస్య భరతస్య శృణ్వే శృణ్వేవి వియత్ యత్సూర్య సూర్యో నరోచతే రోచతే బృహత్ బృహద్భా భావి అభియ యూర్వం పూర్వం పృతనాసు పృతనాసు తస్థౌ తస్థౌ దీదాయ దీదాయ దైవ్య దైవ్యో అతిథి అతిథి శివ శివో నైతి న ప్రతే తే యక్షి యక్షి ప్రతే త ఇయర్మి ఇయర్మి మన్మ మన్మ భువ భువోథా యథా వంద్య వంద్యో నో హవేషు హవేష్ది హవేషు ధన్వన్నివ ఇవ ప్రపా ప్రపాసి ప్రపేతి ప్రపా అసి త్వం తమగ్నే అగ్న ఇయక్షవే ఇయక్షవే పూరవే పూరవే ప్రత్న ప్రత్నరాజన్ రాజన్విది రాజన్ విపాజసా పాజసాది విజ్యోతిష జ్యోతిషేది జ్యోతిష సత్వం సమగ్నే అగ్నే ప్రతీకేన ప్రతీకేన ప్రతి ప్రత్యోష ఓష యాదు ధాన్య యాదు ధాన్యైతి యాదు ధాన్య వృక్షయేషు దీద్యత్ వృక్షయేష్విత్యవృక్షయేషు దీద్యతి దీద్యత్ రకం సుప్రతీకం సుప్రతీకం సదృశం సుప్రతీకమితి సోప్రతీకం సదృశ్వంచం సదృశమితి సోదృశం స్వంచము విద్వాగుంస అవిద్వాగుంసో విదుష్టరం విదుష్టరగం సపేమ విదుష్టరమితి విదుహోతరం సపేమేతి సపేమ సరేక్షత్ రక్షద్విశ్వా విశ్వాజనాని వజనాని విద్వాన్ విద్వాన్ ప్రహవ్యం హవ్యమగ్ని అగ్నిరమృతేషు అమృతేషు వోచత్ వోచదితి వోచత్ అగుంభోముచే వివేశ అగుంభోముచైత్యగుంహాముచే వివేషయత్ ఎన్మా మావి వినః న ఇంద్ర ఇంద్రేంద్ర ఇంద్రక్షత్రం క్షత్రమింద్రియాణి ఇంద్రియాణి శతక్రతో శతక్రతో ను శతక్రతో ఇది శతక్రతో అనుతే ఏదాయి దాయీతి దాయి ఓ ద్వితీయకాండే పంచమః ప్రశ్నః సమాప్తః